కృష్ణయజుర్వేదే క్రమపాఠే పంచమకాండే ప్రథమ ప్రశ్న ప్రారంభ. సావిత్రాణి జుహోతి జుహోతి ప్రసూత్తి ప్రసూత్తి చతుర్గృహీతేన ప్రసూద్యాది ప్రాసూత్తి చతుర్గృహీతేన జుహోతి చతుర్గృహీతేనేది చతురో గృహీతేన జుహోతి చతుష్పాద చతుష్పాద పశవ చతుష్పాద ఇది చతుర్ పాద పశవ పశూర్ పశూనేవరుంధే రుంధే చతస్ర దిశ దిశో దిక్షు దిక్షువే ప్రతి ప్రతిష్టతి తిష్టతి ఛందాగుంసి ఛందాగుంసి దేవేభ్య దేవేభ్యో అపరాక్రామన్ అక్రామన్నా నవ ఓ భాగాని అభాగాని హవ్యం హవ్యం వక్ష్యామ వక్ష్యామీ తేభ్య తేభ్య ఏతత్ ఏతచ్చతుర్గృహీతం చతుర్గృహీతమధారయన్ చతుర్గృహీతమితి గృహీతం అధారయన్ రోణవాక్యాది రోణవాక్యాయి యాజ్యాది రోణవాక్యాయాహి పురహానువాక్యాది యాజ్యాయి దేవతాది దేవతాయి వషట్కారాయ వషట్కారాయ వషట్కారాయేతి వషట్కారాయ యచ్చతుర్గృహీతం చతుర్గృహీతం జుహోతి చతుర్గృహీతమితి చతుర్గృహీతం జుహోతి ఛందాగుంసి ఛందాగస్యేవ ఏవ తత్ప్రీణాతి ప్రీణాతి తాని తాన్యస్య ప్రీతాని ప్రీతాని దేవేభ్య దేవేభ్యో హవ్యం హవ్యం వహంతి వహంతి యం కామయేత కామయేత పాపీయాన్ పాపీయాన్ స్యాత్ సారితి ఏకైకం ఏకైకం తస్య ఏకైకమిత్యేకం ఏకం తస్య జుహుయాద్ జుహుయాదాహుతీభిః ఆహుతీభిరేవ ఆహుతీభిరిత్యాహుతీభిః ఏవైనం ఏనమవ అపగృహ్ణాది గృహ్ణాది పాపీయాన్ పాపీయాన్ భవతి భవతియం యం కామయేత కామయేత వసీయాన్ వసీయాన్ స్యాద్ స్యాదితి ఇది సర్వాణి సర్వాణి తస్య తస్యానుదృత్య అనుదృత్య జుహుయాద్ అనుదృత్యేద్యనుదృత్య జుహుయాదాహుద్యా ఆహుద్యైవ ఆహుద్యేద్యాహుద్యా ఏవైనం ఏనమభి అభిక్రమయతి క్రమయతి వసీయాన్ వసీయాన్ భవతి భవత్యథో అథో యజ్ఞస్య అథోరిత్యథో యజ్ఞస్యైవ ఏవైషా ఏషాభిక్రాంతి అభిక్రాంతిరేతి అభిక్రాంతిరిద్యభిక్రాంతి ఏతి వై వా ఏష యజ్ఞముఖాద్ యజ్ఞముఖాదృధ్యాహ యజ్ఞముఖాది యజ్ఞాముఖాద్ దృధ్యాయ యోగ్నే అగ్నేర్దేవతాయాః దేవతాయా ఏతి ఏత్యష్టౌ అష్టావేతాని ఏతాని సావిత్రాణి సావిత్రాణి భవంతి భవంతష్టాక్షరా అష్టాక్షరా గాయత్రీ అష్టాక్షరేత్యష్టాక్షరా గాయత్రీ గాయత్రః గాయత్రోగ్నిః అగ్నిస్తేన తేనైవ ఏవ యజ్ఞముఖాద్ యజ్ఞముఖాదృభ్యాహ యజ్ఞముఖాది యజ్ఞముఖాద్ దృధ్యాగ్నే అగ్నేర్దేవతాయి దేవతాయైన నైతి ఏత్యష్టౌ అష్టౌ సావిత్రాణి సావిత్రాణి భవంతి భవంత్యాహుతిః ఆహుతిర్నవమీ ఆహుతిరిత్యాహుతిః నవమీ త్రివృతం త్రివృతమేవ త్రివృతమిది త్రివృతం ఏవ యజ్ఞముఖే యజ్ఞముఖేవి యజ్ఞముఖేది యజ్ఞముఖే యాతయతి యాతయతి యది యది కామయేత కామయేత ఛందాగుంసి ఛందాగుంసి యజ్ఞయశసేన యజ్ఞయశసేనార్పయేయం యజ్ఞయశసేనేతి యజ్ఞయశసేన అర్పయేయమిది ఇదృశం రచమంతమాం అంతమాం కుర్యాత్ కుర్యాచ్ఛందాగుంసి ఛందాగస్యేవ ఏవ యజ్ఞయశసేన యజ్ఞయశసేనార్పయతి యజ్ఞయశసేనేతి యజ్ఞయశసేన అర్పయతి యది యది కామయేత కామయేత యజమానం యజమానం యజ్ఞయశసేన యజ్ఞయశసేనార్పయేయం యజ్ఞయశసేనేతి యజ్ఞయశసేన అర్పయేయమితి ఇది యజుః యజురంతమం అంతమం కుర్యాద్ కుర్యాద్యజమానం యజమానమేవ ఏవ యజ్ఞయశసేన యజ్ఞయశసేనార్పయతి యజ్ఞయశసేనేతి యజ్ఞయశసేన అర్పయత్యుచా రుచా స్తోమం స్తోమగుంసం సమర్థయ అర్థయేతి ఇత్యాహ ఆహ సమృద్ధి సమృద్ధి చతుర్భిః సమృద్ధ్యాయు సాంవృద్ధిః చతుర్భిరభ్రిం చతుర్భిరితి చతుర్భిః అభ్రిమా ఆదద్దే అద్దే చత్వారి చత్వారి ఛందాగుంసి ఛందాగుంసి ఛందోభిః ఛందోభిరేవ ఛందోభిరితి ఛందాభిః ఏవ దేవస్య దేవస్య త్వా సవితుః సవితుః ప్రసవే ప్రసవైతి ప్రసవైతి ప్రాసవే ఇత్యాహ ఆహ ప్రసూత్తి ప్రసూత్యా అగ్నిః ప్రసూత్యా ఇది ప్రాసూత్తి అగ్నిర్దేవేభ్యః దేవేభ్యో నిలాయత నిలాయత సహ సవేణం రేణుం ప్రావిషత్ అవిషత్ సహ స ఏతాం ఏతామూతిం ఊతిమను అనుసం సమచరత్ అచరవ్యత్ యద్రేణోః రేణోః సుషిరం సుషిరకం సుషిరా సుషిరాభ్రి అభ్రిర్భవతి భవతి సయోనిత్వాయ సయోనిత్వాయ సహ సయోనిత్వాయేతి సయోనిత్వాయ స యత్ర యత్ర యత్ర యత్రావసత్ యత్ర యత్రేతి యత్ర యత్ర అవసత్తత్ తత్కృష్ణం కృష్ణమభవత్ అభవత్ కల్మాషీ కల్మాషీ భవతి భవతి రూపసమృద్ధి రూపసమృద్ధ్యా ఉభయతక్షణోః రూపసమృద్ధ్యాతి రూపాసమృద్ధి ఉభయతక్షణోర్భవతి ఉభయతక్షణోరిత్యుభయతక్షణోర్భవతీత ఇతశ్చ చాముక అముకశ్చ చార్కస్య అర్కస్యావరుద్ధి అవరుద్ధి వ్యామమాత్రీ అవరుద్ధ్యావరుద్ధి వ్యామమాత్రీ భవతి వ్యామమాత్రీతి వ్యామమాత్రీ భవత్యేతావత్ ఏతావద్వై వై పురుషే పురుషే వీర్యం వీర్యం వీర్య సంవిత వీర్య సంవిత పరిమిత వీర్య సంవితేతి వీర్య సంవిత అపరిమిత భవతి అపరిమితేత్యపరిమిత భవత్యపరిమితస్య అపరిమితస్యావరుద్ధి అపరిమితస్యేత్యపరిమితస్య అవరుద్ధి యః అవరుద్ధ్యా ఇత్యవరుద్ధి యో వనస్పతీనాం వనస్పతీనాం ఫలగ్రహి ఫలగ్రహి సహ ఫలగ్రహిరితి ఫలగ్రహి సేషాం ఏషాం వీర్యావాన్ వీర్యావాన్ ఫలగ్రహి వీర్యావానితి వీర్యావాన్ ఫలగ్రహిర్వేణుః ఫలగ్రహిరితి ఫలగ్రహి వేణుర్వేణవీ వైణవీ భవతి భవతి వీర్యస్య వీర్యస్యావరుద్ధి అవరుద్ధ్యా ఇత్యవరుద్ధి వ్యర్థం వై విరుద్ధమిది వీరుద్ధం వా ఏతత్ ఏతద్యజ్ఞస్య యజ్ఞస్య యత్ యత యజుష్కేణ అయజుష్కేణ క్రియతే అయజుష్కేణేతి యజుహోకేన క్రియత ఇమాం ఇమామగృహ్ణన్ అగృహ్ణాన్ వశనా వశనామృతస్య ఋతస్యేతి ఇత్యశ్వాభిధానీ అశ్వాభిధానీమా అశ్వాభిధానీమిత్యశ్వా అభిధానీ ఆదత్తే దత్తే యజుష్కృత్యై యజుష్కృత్యై యజ్ఞస్య యజుష్కృత్యా యజుహోకృత్యై యజ్ఞస్య సమృద్ధ్యై సమృద్ధ్యై ప్రతోర్తం సమృద్ధ్యా ఇది సమృద్ధ్యై ప్రతోర్తం వాజిన్ ప్రతోర్తమిది ప్రాతోర్తం వాజిన్నా ఆద్రవ ద్రవేది ఇత్యశ్వం అశ్వమభి అభిదధాతి దధాతి రూపం రూపమేవ ఏవాస్య అస్యైతత్ ఏదం మహిమాన్ మహిమానం యాజష్టే యాజష్టే జుంజాథాం యాజష్టైతి ఆచష్టే జుంజాథాకం రాసభం రాసభం యువం ఇవమితి గర్దభం గర్దభమసతి అసత్యేవ ఏవ గర్దభం గర్దభం ప్రతి ప్రతిష్టాపయతి స్థాపయతి తస్మాత్ తస్మాదశ్వాత్ అశ్వాద్గర్దభ గర్దభోసత్తర అసత్తరో యోగే యోగే అసత్తర ఇత్యసత్తర యోగే యోగే తమస్తరం యోగే యోగ ఇది యోగే యోగే తమస్తరమితి తమస్తరమితి తవహాతరం ఇత్యాహ ఆహ యోగే యోగే యోగే యోగ ఏవ యోగే యోగ ఇది యోగే యోగే ఏనం ఏనం యుంక్తే యుంక్తే వాజే వాజే వాజే వాజే హవామహే వాజే వాజే ఇది వాజే వాజే హవామహ ఇది ఇత్యాహ ఆహాన్నం అన్నం వై వై వాజ వాజోన్నం అన్నమేవ ఏవావ అవరుంధే రుంధే సఖాయ సఖాయ ఇంద్రం ఇంద్రమూతయే ఊతయేది ఇత్యాహ ఆహేంద్రియం ఇంద్రియమేవ ఏవావ అవరుంధే రుంధేగ్ని అగ్నిర్దేవేభ్య దేవేభ్యో నిలాయత నిలాయతతం తమ్ ప్రజాపతి ప్రజాపతిర్ణ ప్రజాపతి ప్రజాపతి అన్వవిందత్ అవిందత్ ప్రజాపత్య ప్రజాపత్యోశ్వ ప్రజాపత్యేతి ప్రజాపత్య అశ్వోశ్వేన అశ్వేన సం సంభరతి భరత్యనవిత్యై అనవిత్యై పాపవస్య సం అనవిద్యా ఇత్యనవిత్యై పాపవస్య సం వై పాపవస్య సమితి పాపవస్య సం వా ఏతత్ ఏతత్ క్రియతే క్రియతే యత్ యచ్ఛ్రేయసా శ్రేయసా చ చ పాపీయసా పాపీయసా చ చ సమానం సమానం కర్మ కర్మ కుర్వంతి కుర్వంతి పాపీయాన్ పాపీయాన్ హి యశ్వాద్ అశ్వాద్గర్దభ గర్దభోశ్వం అశ్వం పూర్వం పూర్వం నయంతి నయంతి పాపవస్య సస్య పాపవస్య సస్య వ్యావృత్తి పాపవస్య సస్యేతి పాపవస్య సస్య వ్యావృత్తి తస్మాద్ వ్యావృత్యా ఇది ఆవృత్తి తస్మాచ్చ్రేయాగుంసం శ్రేయాగుంసం పాపీయాన్ పాపీయాన్ పశ్చాద్ పశ్చాదను అన్వేతి ఏది బహు బహుర్వై వై భవద భవతో భ్రాతృవ్య భ్రాతృవ్యో భవతి భవతీవ ఇవ ఖలు ఖలు వై వా ఏషయ యోగ్ని అగ్నించే చినుదే వజ్రీ వజ్రిశ్వ అశ్వ ప్రదోర్వన్ ప్రదోర్వన్నా ప్రదోర్వన్నిది ప్రాదోర్వన్ ఏహి ఇహ్యవక్రామన్ అవక్రామన్నశస్తీ అవక్రామన్యక్రామన్ అశస్తీరి ఇత్యాహ ఆహ వజ్రేణ వజ్రేణైవ ఏవ పాప్మానం పాప్మానం భ్రాతవ్యం భ్రాతవ్యమవ అవక్రామతి క్రామజ రుద్రస్య రుద్రస్య గాణవత్యాత్ గాణవత్యాది గాణవత్యాది గాణవత్యాత్ ఇత్యాహ ఆహ రౌద్రా రౌద్రావి వై పశవ పశవో రుద్రాద్ రుద్రాదేవ ఏవ పశూన్ పశూన్ నిర్యాచ్య నిర్యాచ్యాత్మనే నిర్యాచ్యేతి నిహీయాచ ఆత్మనే కర్మ కర్మ కురుదే కురుదే పూష్ణ పూష్ణ సయుజా సయుజా సహ సయుజేతి సాయుజా సహేతి ఇత్యాహ ఆహ పూషా పూషా వై వాధ్వనా అధ్వనాం సంనేత సన్నేత సమష్ట్యై సన్నేతేతి సంనేత సమష్ట్యై పురీషాయతన సమష్ట్యా ఇది సమ్ అష్ట్యై పురీషాయతనో వై పురీషాయతన ఇది పురీష ఆయతన వా ఏషయత్ని అగ్నిరంగిరస అంగిరసో వై వా ఏతమ్ ఏతమగ్రే అగ్రే దేవతానాం దేవతానాగుంసం సమభరన్ అభరన్ పృథివ్యా పృథివ్యా సధస్థాత్ సధస్థాదగ్ని సధస్థాది సధాస్థాత్ అగ్ని పురేష్యం పురేష్యమంగిరస్వద్ అంగిరస్వదచ్చ అచ్చేహి ఇహీతి ఇద్యాహ ఆహ సాయతనం సాయతనమేవ సాయతనమితి స ఆయతనం ఏవైనం ఏనం దేవతాభిః దేవతాభిః సమ్ సంభరతి భరత్యగ్నిం అగ్నిం పురేష్యం పురేష్యమంగిరస్వద్ అంగిరస్వదచ్చ అచ్చేమః ఇమయితి ఇత్యాహ ఆహయేన ఏన సంగచ్చరే సంగచ్చరే వాజం సంగచ్చర ఇది సంగచ్చరే వాజమేవ ఏవాస్య అస్య వృందే వృందే ప్రజాపదే ప్రజాపదే ప్రతిప్రోచ్య ప్రజాపదే ప్రజాపదే ప్రతిప్రోచ్యాగ్ని ప్రతిప్రోచ్యది ప్రతిప్రోచ్య అగ్ని సంభృత్య సంభృత్యది సంభృత్యది సంభృత్య ఇత్యాహో ఆహురియం ఇయం వై వై ప్రజాపతి ప్రజాపతిస్తస్యాహ ప్రజాపతి ప్రజాపతి తస్యా ఏతచ్చ్రోత్రం శ్రోత్రం యద్వల్మీక వల్మీకోగ్ని అగ్ని పురీష్యం పురీష్యమంగిరస్వద్ అంగిరస్వద్భరిష్యామ భరిష్యామతి ఇది వల్మీకవపాం వల్మీకవపాముప వల్మీకవపామితి వల్మీకవపాం ఉపతిష్టతే తిష్టతే సాక్షాద్ సాక్షాదేవ సాక్షాది సాక్షాద్ ఏవ ప్రజాపదే ప్రజాపదే ప్రతిప్రోచ్య ప్రజాపదే ప్రజాపదే ప్రతిప్రోచ్యాగ్ని ప్రతిప్రోచ్యేది ప్రతిప్రోచ్య అగ్నివంశం సంభరతి భరత్యగ్ని అగ్ని పురేష్యం పురేష్యమంగిరస్వద్ అంగిరస్వద్భరామ భరామతి ఇద్రాహ ఆహయేన ఏన సంగచ్చతే సంగచ్చతే వాజం సంగచ్చర ఇది సంగచ్చతే వాజమేవ ఏవాస్య అస్య వృంతే వృంతేను అన్వగ్ని అగ్నిరుషసాం ఉషసామగ్రం అగ్రమక్ష్యత్ అక్ష్యది ఇత్యాహ ఆహానుఖ్యాత్తి అనుఖ్యాత్యా ఆగత్య అనుఖ్యాత్యా ఇతనుఖ్యాత్తి ఆగత్య వాజీ ఆగత్యేత్యాగత్య వాజ్యధ్వన అధ్వన ఆక్రమ్య ఆక్రమ్య వాజిన్ ఆక్రమ్యేత్యాక్రమ్య వాజిన్ పృథివీం పృథివీమితి ఇత్యాహ ఆహేక్షతి ఇచ్చత్యేవ ఏవైనం ఏనం పూర్వయా పూర్వయా విందది విందత్యుత్తరయా ఉత్తరయా ద్వాభ్యాం ఉత్తరయేద్యుదతరయా ద్వాభ్యామా ఆక్రమయది క్రమయది ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా అనురూపాభ్యాం ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠిత్యై అనురూపాభ్యాం తస్మాత్ అనురూపాభ్యామిత్యనురూపాభ్యాం తస్మాదనురూపా అనురూపా పశవ అనురూపా ఇతనురూపా పశవ ప్రజాయందే జాయందే ద్యౌ ద్యౌస్తే తే పృష్టం పృష్టం పృథివీ పృథివీ సధస్థం సధస్థమితి సధస్థమితి సధాస్థం ఇత్యాహ ఆహైభ్య ఏభ్యో వై వా ఏతమ్ ఏతమ్ లోకేభ్య లోకేభ్య ప్రజాపతి ప్రజాపతి సమ్ ప్రజాపతిరితి ప్రజాపతి సమైరయత్ ఐరయద్్రూపం రూపమేవ ఏవాస్య అస్యేతత్ ఏతమ్ మహిమానం మహిమానం వ్యాజష్టే వ్యాజష్టే వజ్రీ వ్యాజష్ట ఇది వి ఆజష్టే వజ్రీ వై వా ఏషయత్ యదశ్వః అశ్వో దద్భిః దద్భిరన్యతో దద్భ్యః దద్భిరితి దద్భిః అన్యతో దద్భ్యో భూయాన్ అన్యతో దద్భ్యైత్యన్యతో దద్భ్యః భూయాన్ లోమభిః లోమభిరుభయాదద్భ్యః ఉభయమభిరితి లోమాభిః ఉభయాదద్భ్యోయమ్ ఉభయాదద్భ్యైత్యుభయాదద్భ్యః యం దృశ్యాద్ దృశ్యాత్తం తమధస్పదం అధస్పదం ధ్యాయేత్ అధస్పదమిత్యథః పదం ధ్యాయేత్ వజ్రేణ వజ్రేణైవ ఏవైనం ఏనగ్ శృణుతే శృణుత ఇది శృణుతే ఉత్క్రామ క్రామోద్ ఉదక్రమీద్ అక్రమేది ద్వాభ్యాం ద్వాభ్యాముద్ ఉత్క్రమేది క్రమేది ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా అనురూపాభ్యాం ప్రతిష్ఠిత్యా ప్రతిష్ఠిత్యై అనురూపాభ్యాం తస్మాద్ అనురూపాభ్యామిత్యనురూపాభ్యాం తస్మాదనురూపాః అనురూపాః పశవః అనురూపాదిత్యనురూపాః పశవః ప్ర ప్రజాయంతే జాయంతేపః అప ఉప ఉప సృజతి సృజతియత్ర యత్ర వై వా ఆపః ఆప ఉపగచ్చంది ఉపగచ్చంది తత్ ఉపగచ్చందీత్యుపాగచ్చంది తదోషధయః ఓషధయః ప్రతి ప్రతిష్ఠంది తిష్ఠంత్యోషధీః ఓషధీః ప్రతిష్ఠందీః ప్రతిష్ఠందీః పశవః ప్రతిష్ఠందీరి ప్రతిష్ఠందీః పశవోను అను ప్రతి ప్రతిష్ఠంది తిష్ఠంది పశూన్ పశూన్ యజ్ఞః యజ్ఞో యజ్ఞం యజ్ఞం యజమానః యజమానో యజమానం యజమానం ప్రజాః ప్రజాస్తస్మాత్ ప్రజా ఇది ప్రజాః తస్మాదపః అప ఉప ఉప సృజతి సృజతి ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై యత్ ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠిత్యై యదధ్వర్యుః అధ్వర్యురనగ్నౌ అనగ్నావాహుతిం ఆహుతిం జుహుయాత్ ఆహుతిమిత్యాహుతిం జుహుయాదంధః అంధోధ్వర్యుః అధ్వర్యుః స్యాద్ స్యాద్రక్షాకంసి రక్షాకంసి యజ్ఞం యజ్ఞం హన్యుః హన్యుర్హిరణ్యం హిరణ్యముపాస్య ఉపాస్య జుహోతి ఉపాస్యేత్యుపాస్య జుహోత్యగ్నివతి అగ్నివత్యేవ అగ్నివతీత్యగ్నివతి ఏవ జుహోతి జుహోతి నాంధః అంధోధ్వర్యుః అధ్వర్యుర్భవతి భవతి న యజ్ఞం యజ్ఞం రక్షాగుంసి రక్షాగుంసి ఘ్నంతి ఘ్నంతి జిఘర్మి జిఘర్మ్యగ్నిం అగ్నిం మనసా మనసా హృదయన హృదయనేతి ఇత్యాహ ఆహ మనసా మనసా హి హి పురుషః పురుషో యజ్ఞం యజ్ఞమభిగచ్చతి అభిగచ్చతి ప్రతిక్షంతం అభిగచ్చతీత్యభిగచ్చతి ప్రతిక్షంతం భువనాని ప్రతిక్షంతమిది ప్రతిక్షంతం భువనాని విశ్వా విశ్వేతి ఇత్యాహ ఆహ సర్వం సర్వం హి ఏష ప్రత్యంగ ప్రత్యంక్షేతి క్షేతి ప్రథం ప్రథం తిరశ్చావయస వయసా బృహంతం బృహంతమిది ఇత్యాహ ఆహాల్ప అల్పో హి ఏష జాత జాతో మహాన్ మహాన్ భవతి భవతి వ్యుతిష్టం యతిష్టమన్నం అన్నకం రభసం రభసం విధానం విధానమిది ఇత్యాహ ఆహాన్నం అన్నమేవ ఏవాస్మై అస్మై స్వదయతి స్వదయతి సర్వం సర్వమస్మై అస్మై స్వదతే స్వదతేజః యదేవం ఏవం వేద వేదా ఆత్వా త్వా విఘర్మి విఘర్మి వచసా వచసా హృదయన హృదయనేతి ఇత్యాహ ఆహ తస్మాద్ తస్మాద్యత్ యత్పురుషః పురుషో మనసా మనసాభిగచ్చతి అభిగచ్చతి తత్ అభిగచ్చతీత్యభిగచ్చతి తద్వాచా వాచా వదతి అదత్య రక్షసా అరక్షసేది ఇత్యాహ ఆహ రక్షసాం రక్షసామపహత్యై అపహత్యై మర్యశ్రీః అపహత్యా ఇత్యపహత్యై మర్యశ్రీ స్పృహయద్వర్ణః మర్యశ్రీమిది మర్యాశ్రీః స్పృహయద్వర్ణో అగ్నిః స్పృహయద్వర్ణ ఇది స్పృహయద్వర్ణః అగ్నిరిది ఇత్యాహ ఆహాపచితిం అపచితిమేవ అపచితిమిత్యపాచితిం ఏవాస్మిన్ అస్మిన్ దాతి దాత్యపచితిమాన్ అపచితిమాన్ భవతి అపచితిమానిత్యపచితిమాన్ భవతి యః యదేవం ఏవం వేద వేద మనసా మనసా తు త్వయి వై తాం తామాప్తుం ఆప్తుమర్హతి అర్హతి యాం యామద్ధర్యుః అర్ధర్యురనగ్నౌ అనగ్నావాహుతిం ఆహుతిం జుహోతి ఆహుతిమిత్యాహుతిం జుహోతి మనస్వదీభ్యాం మనస్వదీభ్యాం జుహోతి జుహోత్యాహుత్యోః ఆహుత్యోరాప్త్యై ఆహుత్యోరిత్యాహుత్యోః ఆప్త్యై ద్వాభ్యాం ద్వాభ్యాం ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై యజ్ఞముఖే యజ్ఞముఖే ప్రతిష్ఠిత్యాది ప్రతిష్ఠిత్యై యజ్ఞముఖే యజ్ఞముఖే వై యజ్ఞముఖే యజ్ఞముఖ ఇది యజ్ఞముఖే యజ్ఞముఖే వై క్రియమాణే క్రియమాణే యజ్ఞం యజ్ఞం రక్షాగుంసి రక్షాగుంసి విఘాగం సంతి విఘాగం సంత్యేతర్హి ఏతర్హి ఖలు ఖలు వై వా ఏతత్ ఏతద్యజ్ఞముఖం యజ్ఞముఖం యర్హి యజ్ఞముఖమిది యజ్ఞముఖం యర్హ్యేన ఏనదాహుతిః ఆహుతిరశ్నుతే ఆహుతిరిత్యాహుతిః అశ్నుతే పరి పరిలిఖతి లిఖతి రక్షసా రక్షసామపహత్యై అపహత్యై తిసృభిః అపహత్యా ఇత్యపహత్యై తిసృభిః పరి తిసృభిరి తిసృభిః పరిలిఖతి లిఖతి త్రివృత్ త్రివృద్వై త్రిపృథివీత్రివృత్ వా అగ్ని అగ్నిర్యావాద్ యావామేవ ఏవాగ్ని అగ్నిస్తస్మాత్ తస్మాద్రక్షాగుంసి రక్షాగస్య అపహంతి హంతి గాయత్ర్యా గాయత్ర్యా పరి పరిలిఖతి లిఖతి తేజ తేజో వై వై గాయత్రీ గాయత్రీ తేజసా తేజసైవ ఏవైనం ఏనం పరి పరిగృహాతి గృహాతి త్రిష్టుభా త్రిష్టుభా పరి పరిలిఖతి లిఖతి ఇంద్రియం ఇంద్రియం వై వై త్రిష్టుక్ త్రిష్టుకింద్రియేణ ఇంద్రియేణైవ ఏవైనం ఏనం పరి పరిగృహాతి గృహాత్యనుష్టుభా అనుష్టుభా పరి అనుష్టుభేర్త్యనోస్తుభా పరిలిఖతి లిఖత్యనుష్టుభ అనుష్టుప్ సర్వాణి అనుష్టుభిత్యనోస్తుభ సర్వాణి ఛందాగుంసి ఛందాగుంసి పరిభోః పరిభోః పర్యాప్త్యై పరిభోరితి పరిభోః పర్యాప్త్యై మధ్యద పర్యాప్త్యాది పరి ఆప్యై మధ్యతో అనుష్టుభా అనుష్టుభావాగ్ అనుష్టుభేర్త్యనోస్తుభా వాగ్వై వా అనుష్టుభ అనుష్టుప్ తస్మాద్ అనుష్టుభిత్యనోస్తుభ తస్మాన్మధ్యద మధ్యతో వాచా వాచా వదామః వదామో గాయత్ర్యా గాయత్ర్యా ప్రథమయా ప్రథమయా పరి పరిలిఖై లిఖత్యథ అథానుష్టుభా అనుష్టుభాథ అనుష్టుభేత్యనోస్తుభా అథ త్రిష్టుభా త్రిష్టుభా తేజ తేజో వై వై గాయత్రీ గాయత్రీ యజ్ఞ యజ్ఞోనుష్టుక్ అనుష్టుకింద్రియం అనుష్టుకిత్యనోస్తుక్ ఇంద్రియం త్రిష్టుప్ త్రిష్టుప్ తేజసా తేజసా చైవ దేవేంద్రియేణ ఇంద్రియేణ చోభయతః ఉభయతో యజ్ఞం యజ్ఞం పరి పరిగృహాతి గృహాతీతి గృహాతి దేవస్య సవితుః సవితుః ప్రసవే ప్రసవైతి ప్రసవైతి ప్రాసవే ఇది ఖనది ఖనది ప్రసూవృత్తి ప్రసూవృత్యాథో ప్రసూవృత్యా ఇది ప్రాసూత్తి అథో ధూమం అథో ఇత్యథో ధూమమేవ ఏవైతేన ఏతేన జనయతి జనయతి జ్యోతిష్మందం జ్యోతిష్మందం త్వాగ్నేః అగ్నే సుప్రతీకం సుప్రతీకమిది సుప్రతీకమిది సుప్రతీకం ఇత్యాహ ఆహ జ్యోతిః జ్యోతిరేవ ఏవైతేన ఏతేన జనయతి జనయతి సహ సోగ్నిః అగ్నిర్జాతః జాతః ప్రజాః ప్రజాశ్రుతా ప్రజాయి ప్రజాః శుజార్పయత్ ఆర్పయత్తం తమ్ దేవాః దేవార్ధర్చేన అర్ధర్చేనాశమయన్ అర్ధర్చేనేత్యర్ధార్చేన అశమయన్ శివం శివం ప్రజాభ్యః ప్రజాభ్యో హివం సంతం ప్రజాభ్యై ప్రజాభ్యః అహివం సంతమితి ఇత్యాహ ఆహ ప్రజాభ్యః ప్రజాభ్యరేవ ప్రజాభ్యై ప్రజాభ్యః ఏవైనం ఏనగం శమయతి శమయతి ద్వాభ్యాం ద్వాభ్యాం ఖనతి ఖనతి ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా అపాం ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠిత్యై అపాం పృష్టం పృష్టమసి అసీతి ఇది పుష్కరవర్ణం పుష్కరవర్ణమా పుష్కరవర్ణమిది పుష్కరవర్ణం ఆహరతి హరత్యపాం అపాం వై వా ఏతత్ ఏతత్ పృష్టం పృష్టం యత్ యత్పుష్కరవర్ణం పుష్కరవర్ణం రూపేణ పుష్కరవర్ణమిది పుష్కరవర్ణం రూపేణైవ ఏవైనత్ ఏనదా ఆహరతి హరతి పుష్కరవర్ణేన పుష్కరవర్ణేన సం పుష్కరవర్ణేనేది పుష్కరవర్ణేన సంభరతి భరతి యోనిః యో నిర్వై వా అగ్నేః అగ్నేః పుష్కరవర్ణం పుష్కరవర్ణకం సయోనిం పుష్కరవర్ణమిది పుష్కరవర్ణం సయోనిమేవ సయోనిమిది సా యోనిం ఏవాగ్నిం అగ్నికం సం సంభరతి భరతి కృష్ణాజినేన కృష్ణాజినేన సం కృష్ణాజినేనేతి కృష్ణాజినేన సంభరతి భరతి యజ్ఞః యజ్ఞో వై వై కృష్ణాజినం కృష్ణాజినం యజ్ఞేన కృష్ణాజినమిది కృష్ణాజినం యజ్ఞేనైవ ఏవ యజ్ఞం యజ్ఞకం సం సంభరతి భరతి యత్ యద్గ్రామ్యాణాం గ్రామ్యాణాం పశూనాం పశూనాం చర్మణ చర్మణ సంభరేత్ సంభరేత్ గ్రామ్యాన్ సంభరేతి సంభరేత్ గ్రామ్యాన్ పశూన్ పశూన్శుకా శుకార్పయేత్ అర్పయేత్ కృష్ణాజనేన కృష్ణాజనేన సం కృష్ణాజనేనేతి కృష్ణాజనేన సంభరతి భరత్యారణ్యాన్ ఆరణ్యానేవ ఏవ పశూన్ పశూన్శుకా శుకార్పయతి అర్పయతి తస్మాత్ తస్మాత్ సమావత్ సమావత్ పశూనాం పశూనాం ప్రజాయమానానాం ప్రజాయమానానామారణ్యాః ప్రజాయమానానామిది ప్రజాయమానానాం ఆరణ్యాః పశవః పశవః కనీయాగుంసః కనీయాగుంసః శుచాః శుచాః హృదాః హృదా లోమతః లోమతః సం సంభరతి భరత్యతః అరోహి హ్యస్య అస్య మేధ్యం మేధ్యం కృష్ణాజినం కృష్ణాజినం చ కృష్ణాజినమిది కృష్ణాజినం చ పుష్కరవర్ణం పుష్కరవర్ణం చ పుష్కరవర్ణమిది పుష్కరవర్ణం చ సం సగ్రస్తృణాది శృణాదీయం ఇయం వై వై కృష్ణాజినం కృష్ణాజినమసౌ కృష్ణాజినమిది కృష్ణాజినం అసౌ పుష్కరవర్ణం పుష్కరవర్ణమాభ్యాం పుష్కరవర్ణమిది పుష్కరవర్ణం ఆభ్యామేవ ఏవైనం ఏదముభయతః ఉభయతః పరి పరిగృహ్ణాది గృహ్ణాద్యగ్ని అగ్నిర్దేవేభ్యః దేవేభ్యోనిలాయత ఇలాయతతం తమథర్వా అథర్వాను అన్నపశ్యత్ అపశ్యతర్వా అథర్వా త్వా ప్రథమః ప్రథమోనిః ఇరమంథత్ అమంథదగ్నే అగ్నైరి ఇత్యాహ ఆహయః యదేవ ఏవైనం ఏనమన్వపశ్యత్ అన్వపశ్యత్తేన అన్వపశ్యదిత్యనో అపశ్యత్ తేనైవ ఏవైనం ఏనగుంసం సంభరతి భరతి త్వాం త్వామగ్నే అగ్నే పుష్కరాద్ పుష్కరాదధి అధీతి ఇత్యాహ ఆహ పుష్కరపర్ణే పుష్కరపర్ణే పుష్కరపర్ణైతి పుష్కరాపర్ణే శేనం ఏనముపశ్రుతం ఉపశ్రుతమవిందత్ ఉపశ్రుతమిత్యుపాశ్రుతం అవిందత్తం తమో ఉత్వా వాదధ్యం దధ్యం ఋషి ఋషిరితి ఇత్యాహ ఆహ దధ్యం దధ్యంగ వై వా ఆథర్వణ ఆథర్వణస్తేజస్వీ తేజస్యాసీత్ ఆసీత్ తేజ తేజ ఏవ ఏవాస్మిన్ అస్మిన్ దధాతి దధాతితం తమో ఉత్వా పాచ్యః పాచ్యో వృషా వృషేది ఇత్యాహ ఆహ పూర్వం పూర్వమేవ ఏవోదితం ఉదితముత్తరేణ ఉత్తరేణాభి ఉత్తరేణేద్యుతరేణ అభిగృణాది గృణాది సరసృభిః సరసృభిస్సం సరసృభిరితి సరసృభిః సంభరతి భరతి చత్వారి చత్వారి ఛందాగుంసి ఛందాగుంసి ఛందోభిః ఛందోభిరేవ ఛందోభిరితి ఛందాభిః ఏవ గాయత్రీభిః గాయత్రీభిర్బ్రాహ్మణస్య బ్రాహ్మణస్య గాయత్రః గాయత్రో హి ఇబ్రాహ్మణః బ్రాహ్మణస్త్రిష్టుభ్యః త్రిష్టుభ్యై రాజన్యస్య త్రిష్టుభ్యరితి త్రిష్టుభిః రాజన్యస్య త్రైష్టుభః త్రైష్టుభో హి ఇరాజన్యః రాజన్యోయం యం కామయేత కామయేత వసీయాన్ వసీయాన్ స్యాత్ స్యాదితి ఇత్యుభయేభిః ఉభయేభిస్తస్య తస్య సంభరేత్ భరేత్ తేజః తేజశ్చ చైవ ఏవాస్మై అస్మా ఇంద్రియం ఇంద్రియం చ సమీచీ సమీచీ దాతి సమీచీరితి సమీచీ దాత్యష్టాభిః అష్టాభిః సం సంభరతి భరత్యష్టాక్షరా అష్టాక్షరా గాయత్రీ అష్టాక్షరే ద్రష్టా అక్షరా గాయత్రీ గాయత్రః గాయత్రో అగ్నిః అగ్నిర్యావాన్ యావానేవ ఏవాగ్నిః అగ్నిస్తం సర్వసం సంభరతి భరతి సీద సీద హోదః హోదరిది ఇత్యాహ ఆహ దేవతా ఆహ దేవతా ఏవ ఏవాస్మై అస్మై సం సాదయతి సాదయతి నిహోతా హోతేతి ఇది మనుష్యాన్ మనుష్యాన్ సం సగుంసీదస్వ సీదస్వేతి ఇది వయాగుంసి వయాగుంసి జనిష్ జనిష్వాహి ఇజేన్యః జేన్యో అగ్రే అగ్రే అన్హా అన్హామితి ఇత్యాహ ఆహ దేవ మనుష్యాన్ దేవమనుష్యానేవ దేవమనుష్యానితి దేవా మనుష్యాన్ ఏవాస్మై అస్మై సగుంసన్నాన్ సగుంసన్నాన్ ప్రగుంసన్నానితి సంసన్నాన్ ప్రజనయతి జనయతీతి జనయతి క్రూరమివ ఇవ వై వాస్యాః అస్యా ఏతత్ ఏతత్ కరోతి కరోతి యత్ యత్ ఖనది ఖనద్యపః అప ఉప ఉపసృజతి సృజద్యాపః ఆపో వై వై శాంతాః శాంతాః శాంతాభిః శాంతాభిరేవ ఏవాస్యై అస్యై శుచం శుచకం శమయతి శమయతి సం సందే ఏ వాయుః వాయుర్మాతరిశ్వాః మాతరిశ్వా దధాతు దధాత్విది ఇత్యాహ ఆహ ప్రాణః ప్రాణో వై ప్రాణైతి ప్రాణః వై వాయుః వాయుః ప్రాణేన ప్రాణేనైవ ప్రాణేనేతి ప్రాణేన ఏవాస్యై అస్యై ప్రాణం ప్రాణగుంసం ప్రాణమితి ప్రాణం సందధాతి దాతి సం సందే ఏ వాయుః వాయురితి ఇత్యాహ ఆహ తస్మాద్ తస్మాద్వాయుప్రచ్యుదా వాయుప్రచ్యుదా దివః వాయుప్రచ్యుతేది వాయో ప్రచ్యుదా దివో వృష్టిః వృష్టిరీర్తే ఈర్తే తస్మై తస్మై చ దేవి దేవి వషడ్ వషడస్తు అస్తు తుభ్యం తుభ్యమిది ఇత్యాహ ఆహ షడ్ షడ్వై వా ఋతవః ఋతవ ఋతుషు ఋతుష్వేవ ఏవ వృష్టిం వృష్టిం దధాతి దధాతి తస్మాద్ తస్మాత్ సర్వాన్ సర్వా ఋతూన్ ఋతూన్ వర్షతి వర్షతి యత్ యద్వషట్ కుర్యాద్ వషట్ కుర్యాద్ జాతయామా వషట్ కుర్యాదితి వషట్ కుర్యాద్ యాతయామాస్య యాతయామేతి యాతయామా అస్య వషట్కారః వషట్కారస్యాద్ వషట్కార ఇతి వషట్కారః స్యాద్భిర్యన్న నవషట్కుర్యాద్ వషట్కుర్యాద్ ద్రక్షాగుంసి వషట్కుర్యాదితి వషట్కుర్యాద్ రక్షాగుంసి యజ్ఞం యజ్ఞగుంహన్యు అన్యర్వడ్ వడిపి ఇత్యాహ ఆహ పరోక్షం పరోక్షమేవ పరోక్షమిది పరహక్షం ఏవషట్ వషట్కరోతి కరోతి నాస్య అయామా యాతయామాషట్కార యాతయామేది యాతయామా వషట్కారో భవతి వషట్కార ఇది వషట్కార భవతి నజ్ఞం యజ్ఞం రక్షాగుంసి రక్షాగుంసి ఘంది నంది సుజాత సుజాతో జ్యోతిష సుజాత ఇది సుజాత జ్యోతిషా సహ సహేతి ఇత్యనుష్టుభా అనుష్టుభోప అనుష్టుభేత్యనోస్తుభా ఉపనశ్యతి నశ్యత్యనుష్టుబ్ అనుష్టుబ్ సర్వాణి అనుష్టుభిత్యనోస్తుబ్ సర్వాణి ఛందాగుంసి ఛందాగుంసి ఛందాగుంసి ఛందాగుంసి ఖలు ఖలు వై వా అగ్నే అగ్నే ప్రియా ప్రియా తనో తనో ప్రియయా ప్రియైవ ఏవైనం ఏనం తనువ తనువా పరి పరి దాది దాది వేదుక వేదుకో వాస వాసోభవతి యేం ఏం వేద వేదవారుణ వారుణో వై వా అగ్ని అగ్నిరుపనద్ధ ఉపనద్ధ ఉద్ ఉపనద్ధ ఇత్యుపానద్ధ ఉదు ఉతిష్ట తిష్ట స్వద్ధర స్వద్ధరోర్ధ్వ స్వద్ధరేది సుఅద్ధర ఊర్ధ్వ ఊషుణ సునః న ఊతయే ఊతయ ఇది సావిత్రీభ్యాం సావిత్రీభ్యాముద్ ఉత్తిష్టతి తిష్టతి సవితృప్రసూద సవితృప్రసూద ఏవ సవితృప్రసూద ఇది సవితృప్రసూద ఏవాస్య అస్యోర్ధ్వాం ఊర్ధ్వాం వరుణమేనిమ్ వరుణమేనిమిత్ వరుణమేనిమిది వరుణమేనిమ్ ఉత్సజలి సజలి ద్వాభ్యాం ద్వాభ్యాం ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై సహ ప్రతిష్ఠిత్యాది ప్రతిష్ఠిత్యై స జాత జాతో గర్భ గర్భో అసి అసి రోదస్యో రోదస్యోరిది ఇత్యాహ ఆహేమే ఇమే వై ఇమే ఇదిమే వై రోదసీ రోదసీ తయోహ రోదసీ ఇది రోదసీ తయోరేష ఏష గర్భ గర్భోయత్ యదగ్ని అగ్నిస్తస్మాత్ తస్మాదేవం ఏవమాహ ఆహాగ్నే అగ్నే చారు చారు విభృత విభృత ఓషధీషు విభృత ఇది విభృత ఓషధీష్వి ఇత్యాహ ఆహ యదా యదా హి హ్యేతం ఏతం విభరంతి విభరంత్యథ విభరంతీతి విభరంతి అథ చారుతర చారుతరో భవతి చారుతర ఇది చారుతర భవతి ప్ర మాతృభ్య మాతృభ్యో అధి మాతృభ్యైతి మాతృభ్య అధి కణిక్రదత్ కణిక్రదద్గా కాళీ ఇత్యాహ ఆహోషధయ ఓషధయో వై వా అస్య అస్య మాతర మాతరస్తాభ్య తాభ్య ఏవైనం ఏనం ప్రత్యావయతి చావయతి స్థిర స్థిరోభవ భవ వీడ్వంగ వీడ్వంగ ఇది వీడ్వంగ ఇది వీడోవంగ ఇది గర్దభే గర్దభ ఆసాదయతి సాధయతి సమ్ సన్నహ్యతి నహ్యద్యేవ ఏవైనం ఏనమేతయా ఏతయా సేమ్నే సేమ్నే గర్దభేన గర్దభేన సమ్ సంభరతి భరతి తస్మాత్ తస్మాత్ గర్దభ గర్దభ పశూనాం పశూనాం భారభారితమ భారభారితమో గర్దభేన భారభారితమైతి భారభారీతమ గర్దభేన సమ్ సంభరతి భరతి తస్మాత్ తస్మాత్ గర్దభ గర్దభోపి అప్యనాదేశే అనాదేశేతి అనాదేశేత్యనాదేశే అత్యన్యాన్ అన్యాన్ పశూన్ పశూన్మేద్యతి మేద్యత్యన్నం అన్నగం హి యేనేన ఏనేనార్కం అర్కకం సంభరంతి సంభరంతి గర్దభేన సంభరంతీతి సంభరంతి గర్దభేన సమ్ సంభరతి భరతి తస్మాత్ తస్మాత్ గర్దభ గర్దభో ద్విరేతాః ద్విరేతాః సన్ ద్విరేతా ఇది ద్విరేతాః సమ్ కనిష్టం కనిష్టం పశూనా పశూనాం ప్రజాయతే జాయతేగ్నిః అగ్నిర్హి హ్యస్య అస్య యోనిమ్ యోనిమ్ నిర్దహతి నిర్దహతి ప్రజాసు నిర్దహతీతి నిహీదహతి ప్రజాసు వై ప్రజాస్విది ప్రజాసు వా ఏష ఏతర్హి ఏతర్హ్యారూఢ ఆరుఢ సహ ఆరుఢ ఇత్యారుఢ స ఈశ్వర ఈశ్వర ప్రజా ప్రజాశ్రుజా ప్రజా ఇది ప్రజా శ్రుజా ప్రద ప్రద శివ ప్రద ఇది ప్రాద శివోభవ ప్రజాభ్య ప్రజాభ్యై ప్రజాభ్యై ప్రజాభ్య ఇత్యాహ ఆహ ప్రజాభ్య ప్రజాభ్య ఏవ ప్రజాభ్యై ప్రజాభ్య ఏవైనం ఏనగం శమయతి శమయతి మానుషేభ్య మానుషేభ్యస్వం త్వమంగిర అంగిర ఇది ఇత్యాహ ఆహ మానవ్య మానవ్యో హి హి ప్రజా ప్రజామా ప్రజాది ప్రజా మాద్యావా పృథివీ యావా పృథివీ అభి యావా పృథివీ ఇది ద్యావా పృథివీ అభిషోషుచ శోషుచో మాంతరిక్షం అంతరిక్షం మా వనస్పతీన్ వనస్పతీనిది ఇత్యాహ ఆహైభ్యేభ్యేవ ఏనం ఏనం లోకేభ్యోకేభ్య శమయతి శమయతి ప్రయితు ఏతు వాజీ వాజీ కనిక్రదత్ అనిక్రదతి ఇత్యాహ ఆహ వాజీ వాజీ హ్యేష ఏష నానదత్ నానద్రాసభ రాసభ పత్వా పత్వేతి ఇత్యాహ ఆహ రాసభ రాసభయతి హ్యేతం ఏతమృషయ ఋషయో వదన్ అవదన్ భరన్ భరన్నగ్నిం అగ్నిం పురీష్యం పురీష్యమితి ఇత్యాహ ఆహాగ్నిం అగ్నిగుం హి హ్యేష ఏష భరతి భరతి మా మా పాది ఆద్యాయుష ఆయుష పురా పురేతి ఇత్యాహ ఆహాయు ఆయురేవ ఏవాస్మిన్ అస్మిన్ దాతి దాతి తస్మాత్ తస్మాద్గర్ధభ గర్ధభ సర్వం సర్వమాయు ఆయురేది ఏది తస్మాత్ తస్మాద్గర్ధభే గర్ధభే పురా పురాయుష ఆయుష ప్రమీతే ప్రమీతే బిభ్యతి ప్రమీత ఇది ప్రమీతే బిభ్యతి వృషా వృషాగ్నిం అగ్నిం వృషణం వృషణం భరన్ భరన్నిది ఇత్యాహ ఆహ వృషా వృషా హి హ్యేష ఏష వృషా వృషాగ్ని అగ్నిరపాం అపాం గర్భం గర్భగం సముద్రియం సముద్రియమిది ఇత్యాహ ఆహాపాం అపాగం హి హ్యేష ఏష గర్భ గర్భోయత్ యదగ్ని అగ్నిరగ్నే అగ్న ఆయాహి యాహి వీతయే వీతయ ఇది వై వా ఇమౌ ఇమౌ లోకౌ లోకౌ వి వ్యయితాం ఏతామగ్నే అగ్న ఆయాహి యాహి వీతయే వీతయ ఇది యత్ యదాహ ఆహనయోః అనయోర్లోకయోః లోకయోర్వీత్యై వీత్యై ప్రచ్యుతః వీత్యా ప్రచ్యుతో వై ప్రచ్యుత ఇది ప్రాచ్యుతః వా ఏషః ఏష ఆయతనాద్ ఆయతనాదగతః ఆయతనాదిత్యాయతనాద్ అగత ప్రతిష్టా ప్రతిష్టాగుం సహ ప్రతిష్టామిది ప్రతిష్టా స ఏతర్హి ఏతర్హ్యధ్వర్యం అధ్వర్యం చేజమానం యజమానం చధ్యాయతి ధ్యాయత్రితం ఋతకం సత్యం సత్యమిది ఇత్యాహ ఆహేయం ఇయం వై వారతం ఋతమసౌ అసౌ సత్యం సత్యమనయోః అనయోరేవ ఏవైనం ఏనం ప్రతి ప్రతిష్టాపయతి స్థాపయతి నార్తిం ఆర్తిమా ఆర్చతి ఋచ్చత్యధ్వర్యుః అధ్వర్యుర్న యజమానః యజమానో వరుణః వరుణో వై వా ఏషః ఏష యజమానం యజమానమభి అభ్యా ఐతి ఏతి యత్ యదగ్నిః అగ్నిరుపనద్ధః ఉపనద్ధ ఔషధయః ఉపనద్ధ ఇత్యుపనద్ధః ఔషధయః ప్రతి ప్రతిగృహీత గృహీతాగ్నిం అగ్నిమేతం ఏతమిది ఇత్యాహ ఆహ శాంత్యై శాంత్యై వ్యస్యన్ వ్యస్యన్ విశ్వాహ యస్యన్నిది వి అస్యన్ విశ్వామతీః అమతీరరాతీః అరాతీరితి ఇత్యాహ ఆహ రక్షస రక్షసామపహత్యై అపహత్యై నిషీదన్ అపహత్యా ఇత్యపహత్యై నిషీదన్నః నిషీదన్నిది నిషీదన్ నో అప అప దుర్మతిం దుర్మతిం హనత్ దుర్మతిమిది దుహోమతిం హనతి ఇత్యాహ ఆహ ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా ఓషధయ ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠిత్యై ఓషధయ ప్రతి ప్రతిమాదధ్వం మాదధ్వమేనం ఏనమిది ఇత్యాహ ఆహౌషధయ ఔషధయో వై వా అగ్నే అగ్నేర్భాగేయం భాగేయం తాభిః భాగేయమిది భాగాధేయం తాభిరేన ఏవైనం ఏన పుంసం సమర్థయతి అర్థయతి పుష్పావతీః పుష్పావతీ సువిప్లాః పుష్పావతీరిది పుష్పావతీః సువిప్లా ఇది సువిప్లా ఇది సువిప్లాః ఇత్యాహ ఆహరస్మాద్ తస్మాదోషధయః ఔషధయః ఫలం ఫలం గృహ్ణంతి గృహ్ణంత్యయం అయం వహ గోగర్భ గర్భరత్యయః రత్యయః రత్నం రత్నం సధస్థం సధస్థమా సధస్థమితి సధాస్థం ఆసదత్ అసదతి ఇత్యాహ ఆహయాభ్యః యాభ్యరేవ ఏవైనం ఏనం ప్రత్యావయతి ప్రత్యావయతి తాసు ప్రత్యావయతీతి ప్రాచ్యావయతి తాస్వేవ ఏవైనం ఏనం ప్రతి ప్రతిష్టాపయతి స్థాపయతి ద్వాభ్యాం ద్వాభ్యాముపావహరతి ఉపావహరతి ప్రతిష్ఠిత్యై ఉపావహరతీత్యుపావహరతి ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠిత్యై వారుణో వై వా అగ్ని అగ్నిరుపలబ్ధ ఉపలబ్ధో వి ఉపలబ్ధరిత్యుపానబ్ధ విపాజస పాజసేతి ఇది వి విసృంసయతి సృంసయతి సవితృప్రసూద సవితృప్రసూద ఏవ సవితృప్రసూద ఇది సవితృప్రసూద ఏవాస్య అస్య విశూచీం విశూచీం వరుణమేనిమ్ వరుణమేనిమ్ వి వరుణమేనిమిది వరుణమేనిమ్ విసృజతి సృజత్యపహ అప ఉప ఉపసృజతి సృజత్యాపహ ఆపో వి వై శాంతా శాంతాశాంతాభి శాంతాభిరేవ ఏవాస్య అస్య శుకం శుచకం శమయతి శమయతి తిసృభి తిసృభిర్వ తిసృభిరితి తిసృభి ఉపసృజతి సృజతి త్రివృద్ త్రివృద్వై త్రివృదిరి త్రివృద్ వా అగ్ని అగ్నిర్యావాన్ యావానేవ ఏవాగ్ని అగ్నిస్తస్య తస్య శుకం శుచకం శమయతి శమయతి మిత్ర మిత్ర సగంసృజ్య సగంసృజ్య పృథివీం సగంసృజ్యేతి సాంసృజ్య పృథివీమితి ఇత్యాహ ఆహ మిత్ర మిత్రో వై వై శివ శివో దేవానాం దేవానాం తేన తేనైవ ఏవైనం ఏన గుంసం సగంసృజతి సృజతి శాంతి శాంతి యత్ యద్గ్రామ్యాణాం రామ్యాణాం పాత్రాణాం పాత్రాణాం కపాలైః కపాలైః సగంసృజేత్ సగంసృజేత్ గ్రామ్యాణి సగంసృజేదితి సంసృజేత్ గ్రామ్యాణి పాత్రాణి పాత్రాణి శితా శితార్పయేత్ అర్పయేదర్మకపాలైః కర్మకపాలైః సమ్ అర్మకపాలైర్కర్మకపాలైః సగంసృజతి సృజద్దేతాని ఏతాని వై వా అనుపజీవనీయాని అనుపజీవనీయాని తాని అనుపజీవనీయాని చనుపజీవనీయాని తాన్యేవ ఏవ శుచా శుచార్పయతి అర్పయతి శర్కరాభి శర్కరాభిస్ సగంసృజతి సృజతి సత్యై ధృత్యా అథో అథో శంత్వాయ అథోరిత్యథో శంత్వాయ అజలోమైః శంత్వాయేతి శంత్వాయ అజలోమైః సమ్ అజలోమైరిత్యజలోమైః సగంసృజతి సృజద్దేషా ఏషా వై వా అగ్నేః అగ్నేః ప్రియా ప్రియా తనోః తనోర్యత్ యదజా అజా ప్రియయా ప్రియైవ ఏవైనం ఏనం తనువా తనువాసం సగంసృజతి సృజత్యథో అథో తేజస అథో విద్యథో తేజస కృష్ణాజనస్య కృష్ణాజనస్య లోమభిః కృష్ణాజనస్యేతి కృష్ణాజనస్య లోమభిః సమ్ లోమభిరితి లోమాభిః సగంసృజతి సృజతి యజ్ఞః యజ్ఞో వై వై కృష్ణాజనం కృష్ణాజనం యజ్ఞేన కృష్ణాజనమిది కృష్ణాజనం యజ్ఞేనైవ ఏవ యజ్ఞం యజ్ఞపుంసం సగంసృజతి సృజతి రుద్రాః రుద్రాః సంహృత్య సంహృత్య పృథివీం సంహృత్యేతి సంహృత్య పృథివీమిది ఇత్యాహ ఆహైతాః ఏతా వై వా ఏతమ్ ఏతమ్ దేవతాః దేవతా అగ్రే అగ్రే సమ్ సమభరన్ అభరంతాభిః తాభిరేవ ఏవైనం ఏన గుంసం సంభరతి భరతి మఘస్య మఘస్య శిర శిరోసి అసీతి ఇత్యాహ ఆహ యజ్ఞ యజ్ఞో వై వై మఖ మఖస్తస్య తస్యైతత్ ఏదచ్చిర శిరోయత్ యదుఖా ఉఖా తస్మాత్ తస్మాదేవం ఏవమాహ ఆహ యజ్ఞస్య యజ్ఞస్య పదే పదే స్థః పదే ఇది పదే స్థరిది ఇత్యాహ ఆహ యజ్ఞస్య యజ్ఞస్య హి ఏతే ఏతే పదే ఏతే ఇత్యేతే పదే అథో పదే ఇది పదే అథో ప్రతిష్ఠిత్యై అథో విద్యథో ప్రతిష్ఠిత్యై ప్ర ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠిత్యైః ప్రాణ్యాభిః అన్యాభిర్యచ్చతి యచ్చత్యను అన్వన్యైః అన్యైర్మంత్రయతే మంత్రయతే మిథునత్వాయ మిథునత్వాయ త్ర్యుద్ధిం మిథునత్వాయేతి మిథునత్వాయ త్ర్యుద్ధిం కరోతి త్ర్యుద్ధిమిది త్రీ బుద్ధిం కరోతి త్రయ త్రయ ఇమే ఇమే లోకాః లోకా ఏషాం ఏషాం లోకానాం లోకానామాప్తీ ఆప్తీ ఛందోభిః ఛందోభిః కరోతి ఛందోభిరితి ఛందాభిః కరోతి వీర్యం వీర్యం వై వై ఛందాగుంసి ఛందాగుంసి వీర్యేణ వీర్యేణైవ ఏవైనాం ఏనాం కరోతి కరోతి ఇదుషా ఇదుషా బిలం బిలం కరోతి కరోతి వ్యావృత్యై వ్యావృత్యా ఇయతీం వ్యావృత్యా ఇది వి ఆవృత్యై ఇయతీం కరోతి కరోతి ప్రజాపజనా ప్రజాపజనా యజ్ఞముఖేన ప్రజాపజనేది ప్రజాపజనా యజ్ఞముఖేన సంమితాం యజ్ఞముఖేనేది యజ్ఞముఖేన సంమితాం ద్విస్తనాం సంమితామిది సంమితాం ద్విస్తనాం కరోతి ద్విస్తనామిది ద్వీస్తనాం కరోతి ద్యావాపృథివ్యోః యావాపృథివ్యోర్దోహాయ యావాపృథివ్యోర్జిద్యావా పృథివ్యోః లోహాయ చతుస్తనాం చతుస్తనాం కరోతి చతుస్తనామిది చతుస్తనాం కరోతి పశూనాం పశూనాం దోహాయ దోహాయాష్టాస్తనాం అష్టాస్తనాం కరోతి అష్టాస్తనామిద్యష్టాస్తనాం కరోతి ఛందసాం ఛందసాం దోహాయ దోహాయ నవాశ్రిం నవాశ్రిమభిజరద నవాశ్రిమితి నవాశ్రిం అభిజరద కుర్యాద్ అభిజరద ఇత్యభిజరద కుర్యాద్వృతం త్రివృతమేవ త్రివృతమిది త్రివృతం ఏ వజ్రం వజ్రగం సంభృత్య సంభృత్య భ్రాతృవ్యాయ సంభృత్యేది సంభృత్య భ్రాతృవ్యాయ ప్రహరతి హరతి శ్రుత్యై శ్రుత్యై కృత్వాయ కృత్వాయ సా మహీం మహీ ముఖా ముఖామితి దాతి దాది దేవతాసు దేవతాశ్రేవ ఏనా మృతి ప్రతిష్టాపయతి స్థాపయతీతి స్థాపయతి సప్తభిర్ధోపయతి సప్తభిర్ది సప్తాభి ధోపయతి సప్త సప్త వై వై శీర్షణ్యా శీర్షణ్యా ప్రాణా ప్రాణాశిర ప్రాణా ఇది ప్రాణా శిర ఏతద్యజ్ఞస్య యజ్ఞస్యదుఖా ముఖా శీర్షన్ శీర్షన్నేవ యజ్ఞస్య యజ్ఞస్య ప్రాణాన్ ప్రాణాన్ దాది ప్రాణాది ప్రాణాన్ దాది తస్మాత్ తస్మాత్ సప్త సప్త శీర్షన్ శీర్షన్ ప్రాణా ప్రాణాశ్వశకేన ప్రాణా ఇది ప్రాణా అశ్వశకేన ధూపయతి అశ్వశకేనేంద్రశకేన ధూపయతి ప్రజాపత్య ప్రజాపత్యో వై ప్రజాపత్యేది ప్రజాపత్య వాశ్వ అశ్వసయోనిత్వాయ సయోనిత్వాయాది సయోనిత్వాయేతి సయోనిత్వాయ అదితి స్వా తేది ఇత్యాహ ఆహేయం ఇయం వై వా అదిభి అదితిరదిత్యా అదిత్యైవ ఏవాదిత్యాం అదిత్యాం ఖనది ఖనత్యస్యాః అస్యా అక్రూరంగారాయ అక్రూరంగారాయణ అక్రూరంగారాయేత్యక్రూరంగారాయ నహి స్వ స్వస్వా స్వం హినస్తి హినస్తి దేవానాం దేవానాం త్వా పత్నీ పత్నీరితి ఇత్యాహ ఆహ దేవానాం దేవానాం వై వా ఏతాం ఏతాం పత్నయ పత్నయోగ్రే అగ్రే కురువన్ అకర్వన్ తాభి తాభిరేవ ఏవైనాం ఏనాం దాతి దాతి ఋషుణా ఋషుణా స్వా వేది విద్యా ఆహ విద్యా విద్యా వై వై ధిషణా ధిషణా విద్యాభి విద్యాభిరేవ ఏవైనాం ఏనామభి అభీంధే ఇంధేగ్నా నాస్వా వేది ఇత్యాహ ఆహ ఛందాగంసి ఛందాగంసి వై వైగ్నా నాశ్చందోభి ఛందోభిరేవ ఛందోభిరితి ఛందాభి ఏవైనాం ఏనాగి శ్రవయతి శ్రవయతి వరోహత్రయ వరోహత్రయస్వా వేది ఇత్యాహ ఆహ హోత్రాహ హోత్రా వై వై వరోహత్రయ వరోహత్రయో హోత్రాభి హోత్రాభిరేవ ఏవైనాం ఏనాం వచతి వచతి జనయ జనయస్వా వేది ఇత్యాహ ఆహ దేవానాం దేవానాం వై వై పత్నీ పత్నీర్జనయ జనయస్తాభి తాభిరేవ ఏవైనాం ఏనాం వచతి వచతి షడ్భి షడ్భిః పచతి షడ్భిరితి షడ్భి పచతి షడ్ షడ్వై వా ఋతవ ఋతవ ఋతుభి ఋతుభిరేవ ఋతుభిరిత్రుతుభి ఏవైనాం ఏనాం వచతి వచతి ద్విః ద్విః పచందు పచంద్విది ఇత్యాహ ఆహ తస్మాద్ తస్మాద్విః విస్సంవత్సరస్య సంవత్సరస్య సస్యం సంవత్సరస్యేతి సంవత్సరస్య సస్యం పచ్యతే పచ్యతే వారుణీ వారుణ్యుఖా ముఖాభీద్ధా అభీద్ధా మైత్ర్యా అభీద్ధేభీద్ధా మైత్రయోప ఉపైతి ఏది శాంతి శాంతి దేవ దేవస్వా త్వా సవిత సవితోద్ ఉద్వపదు ఉపత్తి ఇత్యాహ ఆహ సవితృప్రసూద సవితృప్రసూద ఏవ సవితృప్రసూద ఇది సవితృప్రసూద ఏవైనాం ఏనాం బ్రహ్మణ బ్రహ్మణ దేవతాభి దేవతాభిరుత్ ఉద్వపది ఉపత్యరద్యమానా అపద్యమానా పృథివి పృథివ్యాశాహ ఆశాదిశ దిశ ఆపణ ప్రణేది ఇత్యాహ ఆహ తస్మాద్ తస్మాదగ్నిః అగ్నిః సర్వాహ సర్వాదిశః దిశోను అనువి విభాతి భాత్యుత్ ఉత్తిష్ఠ తిష్ఠ బృహతి బృహతి భవ భవోర్ధ్వా ఓర్ధ్వాతిష్ఠ తిష్ఠ ధ్రువా ధ్రువాత్వం తమిది ఇత్యాహ ఆహ ప్రతిష్ఠత్యై ప్రతిష్ఠత్యా అసూర్యం ప్రతిష్ఠత్యా ఇది ప్రతిష్ఠత్యై అసూర్యం పాత్రం పాత్రమనాచ్ఛన్నం అనాచ్ఛన్నమా అనాచ్ఛన్నమిజ్ఞనాచ్ఛన్నం ఆచ్ఛణతి చణత్తి దేవత్రా దేవత్రాగః దేవత్రైతి దేవత్రా అకరజక్షీరేణ అజక్షీరేణ అజక్షీరేణేత్యక్షీరేణ ఆచ్ఛణత్తి శృణత్తి పరమం పరమం వై వా ఏతత్ ఏతద్వయ పయోయత్ ఎదక్షీరం అజక్షీరం పరమేణ అజక్షీరమిత్యక్షీరం పరమేణైవ ఏవైనాం ఏనాం వయసా అయసా ఆచ్ఛణత్తి శృణత్తి ఎదుషా ఎదుషా వ్యావృత్తి వ్యావృత్తి ఛందోభిః వ్యావృత్యా ఇది వ్యావృత్తి ఛందోభిరా ఛందోభిరితి ఛందాభిః ఆచ్ఛణత్తి శృణత్తి ఛందోభిః ఛందోభిర్వై ఛందోభిరితి ఛందాభిః ఏషా క్రియతే క్రియతే ఛందోభిః ఛందోభిరేవ ఛందోభిర్ది ఛందాభిః ఏవ ఛందాగుంసి ఛందాగస్య ఆచ్ఛణత్తి శృణత్తీతి శృణత్తి ఏక వింశత్యామాశైః ఏక వింశత్యేత్యేక వింశత్యా మాశైః పురుషశీర్షం పురుషశీర్షమచ్చ పురుషశీర్షమితి పురుషశీర్షం అచ్చైతి ఏత్యమేధ్యాః అమేధ్యా వై మాషాః మాషా అమేధ్యం అమేధ్యం పురుషశీర్షం పురుషశీర్షమేధ్యైః పురుషశీర్షమితి పురుషశీర్షం అమేధ్యైరేవ ఏవాస్య అస్యామేధ్యం అమేధ్యం నిరవదాయ నిరవదాయమేధ్యం నిరవదాయేతిని అవదాయ మేధ్యం కృత్వా కృత్వా హరతి ఆహరతి హరత్యేక వింశతిః ఏక వింశతిర్భవంతి ఏక వింశతిరిత్యేక వింశతిః భవంత్యేక వింశః ఏక వింశో వై ఏక వింశతిరిత్యేక వింశః వై పురుషః పురుషః పురుషస్య పురుషస్యాప్తి ఆప్త్యై వ్యర్థం వ్యర్థం వై వ్యర్థమిది వీర్థం వా ఏతత్ ప్రాణైః ప్రాణైరమేధ్యం ప్రాణైర్వి ప్రాణైః అమేధ్యం యత్పురుషశీర్షం పురుషశీర్షం సప్తధా పురుషశీర్షమితి పురుషశీర్షం సప్తధా వితృణ్ణాం సప్తధేతి సప్తాధ వితృణ్ణాం వల్మీకపపాం వితృణ్ణామది వీతృణ్ణాం వల్మీకపపాం ప్రతి వల్మీకపపామిది వల్మీకపపాం ప్రతిని యదధాతి దధాతి సప్త సప్త వై వై శీర్షణ్యాః శీర్షణ్యాః ప్రాణాః ప్రాణాః ప్రాణైః ప్రాణాది ప్రాణాః ప్రాణైరేవ ప్రాణైర్వి ప్రాణైః ఏవైనత్ ఏరత్సం సమర్థయతి అర్థయతి మేధ్యత్వాయ మేధ్యత్వాయ యావంతః మేధ్యత్వాయేతి మేధ్యత్వాయ యావంతో వై వై మృత్యుబంధవః మృత్యుబంధవస్తేషాం మృత్యుబంధవ ఇతి మృత్యుబంధవః తేషాం యమః యమ ఆధిపత్యం ఆధిపత్యం పరి ఆధిపత్యమిత్యాధిపత్యం పరీయాయ ఇయాయ యమగాథాభిః యమగాథాభిః పరి యమగాథాభిరిది యమగాథాభిః పరి గాయతి గాయతి యమాద్ యమాదేవ ఏవైనత్ ఏనత్ వృంతే వృంతే తిసృభిః తిసృభిః పరి తిసృభిరిది తిసృభిః పరి గాయతి గాయతి త్రయః త్రయ ఇమే ఇమే లోకాః లోకా ఏభ్యః ఏభ్య ఏవ ఏవైనత్ ఏనల్లోకేభ్యః లోకేభ్యో వృందే వృందే తస్మాద్ తస్మాద్గాయతే గాయతేన న దేయం దేయం గాథా గాథాహి ఏతత్ తద్వృందే వృందే అగ్నిభ్యః అగ్నిభ్యః పశూన్ అగ్నిభ్యేభ్యః పశూనా ఆలభతే లభతే కామాః కామా వై వా అగ్నయః అగ్నయః కామాన్ కామానేవ ఏవా వా అవరుంధే రుంధే యత్ యత్పశూన్ పశూన్న నాలభేత ఆలభేతానవరుద్ధాః ఆలభేతేభ్యాలభేత అనవరుద్ధాస్య అనవరుద్ధాయనవరుద్ధాః అస్య పశవః పశవస్యో శర్యర్ యత్ పర్యజ్ఞకృతాన్ పర్యజ్ఞకృతానుత్సృజేత్ పర్యజ్ఞకృతానిది పర్యజ్ఞకృతాన్ ఉత్సృజేత్ యజ్ఞవేషసం ఉత్సృజేదిత్యుదృసృజేత్ యజ్ఞవేషసం కుర్యాత్ యజ్ఞవేషసమితి యజ్ఞావేషసం కుర్యాద్యత్ యత్ సర్గస్థాపయేత్ సర్గస్థాపయేద్యాతయామాని సర్గస్థాపయేదితి సంస్థాపయేత్ యాతయామాని శీర్షాణి యాతయామానీతి యాతయామాని శీర్షాణి స్యో శర్యత్ యత్పశోన్ పశూనాలభతే ఆలభతే తేన ఆలభత ఇత్యాలభతే తేనైవ ఏవ పశూన్ పశూనవ అవరుంధే రుంధేయత్ యత్ పర్యజ్ఞకృతాన్ పర్యజ్ఞకృతానుత్సృజతి పర్యజ్ఞకృతానిది పర్యజ్ఞకృతాన్ ఉత్సృజతి శీర్ష్ణాం ఉత్సృజతిత్యుదృజతి శీర్ష్ణామయాతయామత్వాయ అజాతయామత్వాయ ప్రాజాపత్యేన అజాతయామత్వాయేతిజాతయామత్వాయ ప్రాజాపత్యేన సమ్ ప్రాజాపత్యేనేతి ప్రాజాపత్యేన సర్గస్థాపయతి స్థాపయతియజ్ఞః యజ్ఞో వై వై ప్రజాపతిః ప్రజాపతిర్యజ్ఞే ప్రజాపతిరిజిత్ ప్రజాపతిః యజ్ఞ ఏవ యజ్ఞం యజ్ఞం ప్రతి ప్రతిష్టాపయతి స్థాపయతి ప్రజాపతిః ప్రజాపతిః ప్రజాః ప్రజాపతిరిజిత్ ప్రజాపతిః ప్రజా సృజత ప్రజాయి ప్రాజాః అసృజత సః సరిరిచానః నిరిచానో మన్యత అమన్యత సః స ఏతాః ఏతా ఆప్రీః ఆప్రీరపశ్యత్ ఆప్రీరిత్యాప్రీః అపశ్యక్తాభిః తాభిర్వై వై సహ సముఖతః ముఖత ఆత్మానం ఆత్మానమా ఆప్రీణీత అప్రీణీత యత్ యదేతాః ఏతా ఆప్రియః ఆప్రియో భవంతి ఆప్రియ ఇత్యాప్రియః భవంతి యజ్ఞః యజ్ఞో వై వై ప్రజాపతి ప్రజాపతిరియజ్ఞం ప్రజాపతి ప్రజాపతి యజ్ఞమేవ ఏవైతాభిః ఏతాభిర్ముఖతః ముఖతః ఆప్రీణాతి ప్రీణాత్యపరిమిత ఛందసః అపరిమిత ఛందసో భవంతి అపరిమిత ఛందస ఇత్యపరిమిత ఛందసః భవంత్యపరిమితః అపరిమితః ప్రజాపతిః అపరిమితరిత్యపరిమితః ప్రజాపతిః ప్రజాపతేః ప్రజాపతిరిత ప్రజాపతిః ప్రజాపతేరాప్యై ప్రజాపతేరిత ప్రజాపతేః ఆప్యా ఊనాతిరిక్తాః ఊనాతిరిక్తా మిథునాః ఊనాతిరిక్తా ఇత్యూనాతిరిక్తాః మిథునా ప్రజాత్యై ప్రజాత్యై లోమశం ప్రజాత్యాది ప్రజాత్యై లోమశం వై వై నామ నామైతత్ ఏతచ్ఛందః ఛందః ప్రజాపతేః ప్రజాపతేః పశవః ప్రజాపతేరిది ప్రజాపతేః పశవో లోమశాః లోమశాః పశూన్ పశూనేవ ఏవాప అవరుంధే రుంధే సర్వాణి సర్వాణి వై వా ఏతాః ఏతా రూపాణి రూపాణి సర్వాణి సర్వాణి రూపాణి రూపాణ్యగ్నౌ అగ్నౌ చిత్యే చిత్యే క్రియందే క్రియందే తస్మాత్ తస్మాదేతాః ఏతా అగ్నేః అగ్నే చిత్యస్య చిత్యస్య భవంతి భవంత్యేకవిపుంశతిం ఏకవిపుంశతిపుంసామిధేనీ ఏకవిపుంశతి విత్యేకా విపుంశతిం సామిధేనీరు సామిధేనీరితి సామిధేనీ అన్వాహ ఆహరుక్ హృద్వై వా ఏక విపుంశః ఏక విపుంశో రుచం ఏక విపుంశేత్యేక విపుంశః రుచమేవ ఏవ గచ్చతి గచ్చత్యథో అథో ప్రతిష్టా అథో ఇత్యథో ప్రతిష్టామేవ ప్రతిష్టామిది ప్రతిష్టాం ఏవ ప్రతిష్టా ప్రతిష్టా హి ప్రతిష్ఠేతి ప్రతిష్టా ఏక విపుంశః ఏక విపుంశశ్చతుర్విపుంశతిం ఏక విపుంశేత్యేక విపుంశః చతుర్విపుంశతి మనో చతుర్విపుంశతిమితి చతురో విపుంశతిం అన్వాహ ఆహ చతుర్విపుంశతిః చతుర్విపుంశతిరర్ధమాసాః చతుర్విపుంశతిమితి చతురో విపుంశతిః అర్ధమాసాః సంవత్సరః అర్ధమాసాః ఇత్యర్ధమాసాః సంవత్సర సంవత్సరః సంవత్సర ఇది సంవత్సరః సంవత్సరోగ్నిః సంవత్సర ఇది సంవత్సరః అగ్నిర్వైశ్వానరః వైశ్వానరః సాక్షాద్ సాక్షాదేవ సాక్షాది సాక్షాద్ ఏవైశ్వానరం వైశ్వానరమవ అవరుంధే రుంధే పరాజీ పరాజీరు అన్వాహ ఆహ పరాగ్ పరాంగివ ఇవ హి సువర్గ సువర్గో లోక సువర్గేది సువహాగ లోక సమాహ సమాస్వాగ్నే అగ్నరుతవ ఋతవో వర్ధయందు వర్ధయంతి ఇత్యాహ ఆహ సమాభి సమాభిరేవ ఏవాగ్ని అగ్నిం వర్ధయతి వర్ధయత్రిదుభిః ఋతుభిః సంవత్సరం ఋతుభిర్త్రిదుభిః సంవత్సరం విశ్వాహ సంవత్సరమితి సంవత్సరం విశ్వాహ ఆభాహి భావి ప్రతిశః ప్రతిశః పృథివ్యాః ప్రతిశైలి ప్రాజః పృథివ్యా ఇది ఇత్యాహ ఆహస్మాత్ తస్మాదగ్నిః అగ్నిస్సర్వాహ సర్వాదిశః విశో నో అనువి విభాతి భావి ప్రతి ప్రత్యౌహలా ఔహలామశ్వినా అశ్వినా మృత్యుం మృత్యుమస్మాత్ అస్మాదిది ఇత్యాహ ఆహ మృత్యుం మృత్యుమేవ ఏవాస్మాత్ అస్మాదప అపనుదతి నుదత్విత్ ఉద్వయం వయం తమసః తమసస్పరి పరీతి ఇత్యాహ ఆహ పాప్మా పాప్మా వై వై తమః తమః పాప్మాన్ పాప్మానమేవ ఏవాస్మాత్ అస్మాదప అవహంది అంగన్న అగన్మజ్యోతిః జ్యోతిరుత్తమం ఉత్తమమిది ఉత్తమమిత్యుదోత్తమం ఇత్యాహ ఆహాసౌ అసౌ వై వా ఆదిత్యః ఆదిత్యోర్జ్యోతిః జ్యోతిరుత్తమం ఉత్తమమాదిత్యస్య ఉత్తమమిత్యుదోత్తమం ఆదిత్యస్యైవ ఏవ సాయుజ్యం సాయుజ్యం గచ్ఛతి గచ్ఛతి న సంవత్సరః సంవత్సరస్తిష్ఠతి సంవత్సర ఇది సంవత్సరః తిష్ఠతి నాస్య అస్య శ్రీః శ్రీస్తిష్ఠతి తిష్ఠతి యస్య యస్యైతాః ఏతాః క్రియందే క్రియందే జ్యోతిష్మతీం జ్యోతిష్మతీముత్తమాం ఉత్తమాన్ ఉత్తమామిత్యుదోత్తమాం అన్నాః ఆహ జ్యోతిః జ్యోతిరేవ ఏవాస్మై అస్మాపరిష్టాద్ ఉపరిష్టాద్ దాది దాది సువర్గస్య సువర్గస్య లోకస్య సువర్గస్యేది సువహాగస్య లోకస్యానుఖ్యాతి అనుఖ్యాత్యా ఇత్యనుఖ్యాతి షడ్భిర్దీక్షయతి షడ్భిరితి షడ్భిః దీక్షయతి షడ్ షడ్వై వారతవః రతవ ఋతుభిః ఋతుభిరేవ ఋతుభిర్తృతోభిః ఏవైనం ఏనం దీక్షయతి దీక్షయతి సప్తభిః సప్తభిర్దీక్షయతి సప్తభిరితి సప్తాభిః దీక్షయతి సప్త సప్తఛందాగుంసి ఛందాగుంసి ఛందోభిః ఛందోభిరేవ ఛందోభిర్ఛందాభిః ఏవైనం ఏనం దీక్షయతి దీక్షయతి విశ్వే విశ్వే దేవస్య దేవస్య నేతో నేతురితి ఇత్యనుష్టుభాః అనుష్టుభో ఉత్తమయాః అనుష్టుభేత్యనోష్టుభాః ఉత్తమయా జుహోతి ఉత్తమయేత్యుదోత్తమయాః జుహోతి వాగ్ వాగ్వై వా అనుష్టుభ్ అనుష్టుప్తస్మాద్ అనుష్టుభిత్యనోష్టుభ్ తస్మాత్ ప్రాణానాం ప్రాణానాం వాగ్ ప్రాణానామితి ప్రాణానాం వాగుత్తమ ఉత్తమేకస్మాద్ ఉత్తమేత్యుదోత్తమ ఏకస్మాదక్షరాద్ అక్షరాదనాద్దం అనాద్దం ప్రథమం ప్రథమం పదం పదం తస్మాద్ తస్మాద్యద్ యద్వాచ వాచో నాప్తం అనాప్తం తద్ తమ్మనుష్యా మనుష్యా ఉప ఉపజీవన్ని జీవన్ని పూర్ణయా పూర్ణయా జుహోతి జుహోతి పూర్ణ పూర్ణ ఇవ ఇవ హి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతే ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతే ప్రజాపతి ప్రజాపతే ఆప్తీ న్యూనయా న్యూనయా జుహోతి న్యూనయేదిని ఊనయా జుహోతి న్యూనాద్ న్యూనాద్ధి న్యూనాదిని ఊనాద్ హి ప్రజాపతి ప్రజాపతి ప్రజా ప్రజాపతి ప్రజాపతి ప్రజా అసృజత ప్రజాది ప్రజా అసృజత ప్రజానా ప్రజానాకం సృష్ట్యై ప్రజానామితి ప్రజానా సృష్ట్యై యదర్చి అర్చి ప్రవృంజ్యాద్ ప్రవృంజ్యాద్ భూతం ప్రవృంజ్యాది ప్రవృంజ్యాద్ భూతమవ అవరుంధీత రుంధీత యదంగారేషు అంగారేషు భవిష్యత్ భవిష్యదంగారేషు అంగారేషు ప్రవృణక్తి వృణక్తి భవిష్యత్ భవిష్యదేవ ఏవ అవరుంధే రుంధే భవిష్యత్ భవిష్యద్ధి హి భూయ భూయో భూతాద్ భూతాద్వాభ్యాం ద్వాభ్యాం ప్రవృణక్తి వృణక్తి ద్విపాద్ ద్విపాద్యజమానః ద్విపాదితి ద్వీపాద్ యజమానః ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై బ్రహ్మణ ప్రతిష్ఠిత్యా ప్రతిష్ఠిత్యై బ్రహ్మణా వై వా ఏషా ఏషా యజుషా యజుషా సంహృత సంహృత యత్ సంహృతేతి సంహృత యదుఖా ఉఖాసా సా యత్ యద్భిద్యేత భిద్యేతార్తిం ఆర్తిమా ఆర్చేద్ విచ్ఛేద్యజమానః యజమానో హన్యేత హన్యేత అస్య అస్య యజ్ఞ యజ్ఞమిత్ర మిత్రైతా ఏతా ముఖా ముఖాంతర తపేతి ఇత్యాహ ఆహ బ్రహ్మ బ్రహ్మ వై వై మిత్ర మిత్రో బ్రహ్మన్ బ్రహ్మన్నేవ ఏవైనాహం ఏనాం ప్రతి ప్రతిష్టాపయతి స్థాపయతి నాస్యం ఆర్తిమా ఆర్చతి రక్షతి యజమాన యజమానో నాస్య అస్య యజ్ఞో హన్యతే హన్యతే యది యది భిద్యేత భిద్యేత తైరేవ ఏ కపాలై కపాలైస్ సగం సృజేత్ సృజేత్ సా సైవ ఏదః తదః ప్రాయశ్చిత్తి ప్రాయశ్చిత్తిర్య యో గతశ్రీ గతశ్రీ స్యాద్ గతశ్రీరితి గతాశ్రీ స్యాన్మధిత్వా మధిత్వా తస్య తస్యావ అవదధ్యాద్ దధ్యాద్భూత భూతో వై వా ఏషః ఏష సః సస్వాం స్వాం దేవతాం దేవతాముక ఉపైతి ఏతిజః యో భూతికామః భూతికామ స్యాద్ భూతికామైతి భూతికామ స్యాద్యః యముఖాయై ఉఖాయై సంభవేత్ సంభవేత్ సః సంభవేదితి సంభవేత్ స ఏవ దేవతస్య తస్య స్యాద్ స్యాదతః అథో హి హ్యేషః ఏష సంభవతి సంభవత్యేషః సంభవతీతి సంభవతి ఏష వై వై స్వయంభోః స్వయంభోర్నామ స్వయంభోరితి స్వయంభోః నామ భవతి భవత్యేవ ఏవయం యం కామయేత కామయేత భ్రాతృవ్యం భ్రాతృవ్యమస్మై అస్మై జనయేయం జనయేయమితి ఇత్యన్యతః అన్యతస్తస్య తస్యాహృత్య ఆహృత్యావ ఆహృత్యేత్యాహృత్య అవదధ్యాద్ దధ్యాత్ సాక్షాద్ సాక్షాదేవ సాక్షాది సాక్షాద్ ఏవాస్మై అస్మై భ్రాతృవ్యం భ్రాతృవ్యం జనయతి జనయత్యంబరీషాద్ అంబరీషాదన్నగామస్య అన్నగామస్యావ అన్నగామస్యేత్యన్నగామస్య అవదధ్యాద్ దధ్యాదంబరీషే అంబరీషే వై వా అన్నం అన్నం భ్రియతే భ్రియతే సయోని సయోన్యేవ సయోని నిసాయోని ఏవాన్నం అన్నమవ అవరుంధే రుంధే ముంజాన్ ముంజానవ అవదధాతి దధాత్యూర్గ్ ఊర్గ్వై వై ముంజాః ముంజా ఊర్జం ఊర్జమేవ ఏవాస్మై అస్మాపి అపి దధాతి దధాత్యగ్నిః అగ్నిర్దేవేభ్యః దేవేభ్యో నిలాయత నిలాయత సర్కృముఖం కృముఖం ప్రావిశత్ అవిశత్ కృముఖం కృముఖమవ అవదధాతి దధాతి యత్ యదేవ ఏవాస్య అస్య తత్ర తత్ర న్యక్తం న్యక్తం తత్ న్యక్తమితి మే అక్తం తదేవ ఏవావ అవరుంధే రుంధార్జ్యేన ఆర్జ్యేన సంయోతి యౌత్యేతత్ ఏతద్వై వా అగ్నేః అగ్నేః ప్రియమ్ ప్రియమ్ ధామ ధామయత్ యదాఘ్యమ్ ఆఘ్యమ్ ప్రియేణ ప్రియేణైవ ఏవైనమ్ ఏనమ్ ధామ్నా ధామ్నాసమ్ సమర్థయతి అర్థయత్యథో అథో రేజసా అథో ఇత్యథో ఏజసా వైగంగదీమ్ వైగంగదీమా ఆదధాతి దధాతి భాః భా ఏవ ఏవావ అవరుంధే రుంధే శమీమయీ శమీమయీమా శమీమయీమిది శమీమయీ ఆదధాతి దధాతి శాంతీ శాంతీ సీద సీదత్వం త్వం మాతుః మాతురస్యాః అస్యా ఉపస్థే ఉపస్థైతి ఉపస్థైత్యువాస్థే ఇది త్రిసృభిః త్రిసృభిర్జాతం త్రిసృభిరిది త్రిసృభిః జాతముప ఉపతిష్టతే తిష్టతే త్రయః త్రయ ఇమే ఇమే లోకాః లోకా ఏషు ఏష్వేవ ఏవ లోకేషు లోకేష్వాభిదం ఆవిదం గచ్చతి ఆవిదమిత్యావిదం గచ్చత్యథో అథో ప్రాణాన్ అథో ఇత్యథో ప్రాణానేవ ప్రాణానితి ప్రాణాన్ ఏవాత్మన్ ఆత్మన్ ధత్తే ధత్త ఇది ధత్తే నః హస్మ స్మ వై వై పురా పురాగ్ని అగ్నిరపరశువృక్ష్ణం అపరశువృక్ష్ణం దహతి అపరశువృక్ష్ణమిత్యపరశువృక్ష్ణం దహతి తత్ తదస్మై అస్మై ప్రయోగ ప్రయోగ ఏవ ప్రయోగ ఇది ప్రయోగ ఏ ఋషి ఋషిరస్వదయత్ అస్వదయద్వత్ యదగ్నే అగ్నేయాని యాని కాని కాని చ చేతి ఇది సమిధం సమిధమా సమిధమితి సంవిధం ఆదధాతి దధాత్యపరశవృక్ష్ణం అపరశవృక్ష్ణమేవ అపరశవృక్ష్ణమిత్యపరశవృక్ష్ణం ఏవాస్మై అస్మై స్వదయతి స్వదయతి సర్వం సర్వమస్మై అస్మై స్వదతే స్వదతేజ యేవం ఏం వేద వేదౌదుంబరీ ఔదుంబరీమా ఆదధాతి ధాత్యోర్గ ఊర్గ్వై వా ఉదంబర ఉదంబర ఊర్జం ఊర్జమేవ ఏవాస్మై అస్మా అపి అవి దాతి దాతి ప్రజాపతి ప్రజాపతిరగ్ని ప్రజాపతిరది ప్రజాపతి అగ్నిమసృజత అసృజతం తగం సృష్టం సృష్టకం రక్షాగుంసి రక్షాగస్య విధాగుంసన్ అజిఘాగుంసాన్ సహ స ఏతత్ ఏతద్రాక్షోఘ్నం రాక్షోఘ్నమపశ్యత్ రాక్షోఘ్నమితి రాక్షాఘ్నం అపశ్యత్తేన తేన వై వై సహ స రక్షాగుంసి రక్షాగస్య అపాహత అహత యద్రాక్షోఘ్నం రాక్షోఘ్నం భవతి రాక్షోఘ్నమితి రాక్షాఘ్నం భవత్యగ్నే అగ్నేరేవ ఏవతేన తేన జాతాత్ జాతాద్రక్షాగుంసి రక్షాగస్య అపహంది హంత్యాశ్వత్థీం ఆశ్వత్థీమా ఆదధాతి దధాత్యశ్వత్థః అశ్వత్థో వై వై వనస్పతీనా వనస్పతీనాగం సపద్మసాహః సపద్మసాహో విజిత్యై సపద్మసాహ ఇది సపద్మసాహః విజిత్యై వైగంగదీం విజిత్యా ఇది వీజిత్యై వైగంగదీమా ఆదధాతి దాది భాః భా ఏవ ఏవావ అవరుంధే రుంధే శమీమయీం శమీమయీమా శమీమయీమిది శమీమయీ ఆదధాతి దాది శాంతీ శాంతి సగంషితం సగంషితం మే సగంషితమిది సంశితం మే బ్రహ్మ బ్రహ్మోత్ ఉదేశాం ఏషాం బాహూ బాహూ అతిరం బాహూ ఇది బాహూ అతిరమిది ఇత్యుత్తమే ఉత్తమే ఔదుంబరీ ఉత్తమే ఇత్యుత్తమే ఔదుంబరీ వాచయతి ఔదుంబరీ ఇత్యౌదుంబరీ వాచయతి బ్రహ్మణ బ్రహ్మణైవ ఏవ క్షత్రం క్షత్రగుంసం సర్గశ్యతి శరి క్షత్రేణ క్షత్రేణ బ్రహ్మ బ్రహ్మ తస్మాత్ తస్మాద్బ్రాహ్మణ బ్రాహ్మణో రాజన్యవాన్ రాజన్యవానది రాజన్యవానితి రాజన్యవాన్ అత్యన్యం అన్యం బ్రాహ్మణం బ్రాహ్మణం తస్మాత్ తస్మాద్రాజన్య రాజన్యో బ్రాహ్మణవాన్ బ్రాహ్మణవానది బ్రాహ్మణవానిది బ్రాహ్మణవాన్ అత్యన్యం అన్యగం రాజన్యం రాజన్యం మృత్యు మృత్యుర్వై వా ఏషయత్ అగ్నిరమృతం అమృతం హిరణ్యం హిరణ్యకం రుక్మం రుక్మమంతరం అంతరం ప్రతి ప్రతి ముంచతే ముంచతే మృతం అమృతమేవ ఏ మృత్యో మృత్యోరంత అంతర్ధత్తే ధత్త ఏకవింశతి నిర్బాధ ఏకవింశతి నిర్బాధో భవతి ఏకవింశతి నిర్బాధ ఇత్యేకవింశతి నిర్బాధ భవత్యేకవింశతి ఏకవింశతిర్వై ఏకవింశతిరిత్యేకవింశతి వై దేవలోకాః దేవలోకా ద్వాదశ దేవలోకా ఇది దేవలోకాః ద్వాదశ మాసాః మాసాః పంచ పంచర్తవః రతవస్త్రయః త్రయ ఇమే ఇమే లోకాః లోకా అసౌ అసావాదిత్యః ఆదిత్యేక విగుంశ ఏక విగుంశ ఏతావంతః ఏక విగుంశ ఇత్యేక విగుంశ ఏతావంతో వై వై దేవలోకాః దేవలోకాస్తేభ్య దేవలోకా ఇది దేవలోకాః తేభ్య ఏవ భ్రాతృవ్యం భ్రాతృవ్యమంతః అంతరేతి ఏతి నిర్బాధైః నిర్బాధైర్వై నిర్బాధైరితి నిబాధైః వై దేవాః దేవాసురాన్ అసురాన్ నిర్బాధే నిర్బాధే కుర్వద నిర్బాధైతి నిబాధే అకుర్వద తత్ అన్నిర్బాధానాం నిర్బాధానా అన్నిర్బాధత్వం నిర్బాధానామితి బాధానాం నిర్బాధత్వం నిర్బాధీ నిర్బాధత్వమితి నిర్బాధత్వం నిర్బాధీ భవతి నిర్బాధీతి బాధీ భవతి భ్రాతృవ్యాన్ భ్రాతృవ్యానేవ ఏ నిర్బాధే నిర్బాధే కురుతే నిర్బాధైతి బాధే కురుతే సావిత్ర్యా సావిత్ర్యా ప్రతి ప్రతిముంజతే ముంజతే ప్రసూవత్యై ప్రసూవత్యై నక్తోషాసా ప్రసూవత్యా ఇది ప్రాసూత్యై నక్తోషాసేతి ఇత్యుత్తరయా ఉత్తరయా హోరాత్రాభ్యాం ఉత్తరయేత్యుదరయా అహోరాత్రాభ్యామేవ అహోరాత్రాభ్యామిత్యహ రాత్రాభ్యాం ఏవైనం ఏనముద ఉద్యచ్చరే యచ్చరే దేవాః దేవా అగ్నిం అగ్నిం ధారయన్ ధారయన్ ద్రవిడోదాః ద్రవిడోదా ఇది ద్రవిణః దాః ఇత్యాహ ఆహ ప్రాణాః ప్రాణా వై ప్రాణా ఇది ప్రాణాః వై దేవాః దేవాద్రవిడోదాః ద్రవిడోదా అహోరాత్రాభ్యాం ద్రవిడోదా ఇది ద్రవిణః దాః అహోరాత్రాభ్యామేవ అహోరాత్రాభ్యామిత్యహ రాత్రాభ్యాం ఏవైనం ఏనముద్యత్య ఉద్యత్య ప్రాణైః ఉద్యత్యేత్యుదయత్య ప్రాణైర్దాధార ప్రాణైర్ది ప్రాణైః దాధారాసీనః ఆసీనః ప్రతి ప్రతిముంచతే ముంచతే తస్మాద్ తస్మాదాసీనాః ఆసీనాః ప్రజాః ప్రజాః ప్రజా ఇది ప్రాజాః ప్రజాయందే జాయందే కృష్ణాజినం కృష్ణాజినముత్తరం కృష్ణాజినమితి కృష్ణాజినం ఉత్తరం తేజః పైతరమితిరం తేజో వై వై హిరణ్యం హిరణ్యం బ్రహ్మ బ్రహ్మకృష్ణాజినం కృష్ణాజినం తేజసా కృష్ణాజినమితి కృష్ణాజినం తేజసా చైవ ఏవైనం ఏనం బ్రహ్మణా బ్రహ్మణా చోభయతః ఉభయతః పరి పరిగృహ్ణాది గృహ్ణాది షడుద్యామం షడుద్యామకం శక్యం షడుద్యామమితి షడ్ ఉద్యామం శక్యాం భవతి భవతి షడ్ షడ్వై పాదవః ఋతవ ఋతుభిః ఋతుభిరేవ ఋతుభిర్ధృతుభిః ఏవైనం ఏనముద్ ఉద్యచ్చరే యచ్చరే యత్ యద్వాదశోద్యామం ద్వాదశోద్యామకం సంవత్సరేణ ద్వాదశోద్యామమితి ద్వాదశ ఉద్యామం సంవత్సరేణైవ సంవత్సరేణేతి సంవత్సరేణ ఏవ మౌంజం మౌంజం భవతి భవత్యూర్గ్ ఊర్గ్వై వై ముంజాః ముంజా ఊర్జా ఊర్జైవ ఏవైనం ఏన పుంసం సమర్థయతి అర్థయతి సువర్ణః సువర్ణోసి సువర్ణ ఇది సువర్ణః అసి గరుద్మాన్ గరుద్మానిది ఇత్యవ అవేక్షరే ఈక్షరే రూపం రూపమేవ ఏవాస్య అస్యైతత్ ఏతం మహిమానం మహిమానం వ్యాజష్టే వ్యాజష్టే దివం వ్యాజష్ట ఇది ఆదష్టే దివం గచ్చ గచ్చ సువః సువః పద పదేతి ఇత్యాహ ఆహ సువర్గం సువర్గమేవ స్వర్గమితి స్వహాగం ఏవైనం ఏనం లోకం లోకం గమయతి గమయతీతి గమయతి సమిద్ధో మంజన్ సమిద్ధ ఇది సం విద్ధః అంజన్ కృతరం కృతరం మదీనా మదీనా ఘతం ఘతమగ్నే అగ్నే మధుమత్ మధుమత్ పిన్వమాన మధుమతి మధుమత్ పిన్వమాన ఇది పిన్వమాన వాజీవహన్ అహన్ వాజినం వాజినం జాతవేద జాతవేదో దేవానా జాతవేద ఇది జాతవేద దేవానా వక్షి వక్షి ప్రియం ప్రియమా ఆ సధస్థం సధస్థమితి సధాస్థం హృదయనాంజన్ అంజన్ సం సంపథ అసో దేవజానాన్ దేవజానాన్ ప్రజానన్ దేవజానానిది దేవాజానాన్ ప్రజానన్ వాజీ ప్రజానన్నిది ప్రజానన్ వాజ్యవి అప్యేతు ఏతు దేవాన్ దేవానిది దేవాన్ అనుత్వా త్వా సప్తే సప్తే ప్రతిశః ప్రతిశః సదంతా ప్రతిశ ఇది ప్రాదిశః సదంతాగస్వధా సధామస్మై తధామిది స్వాధా అస్మై యజమానాయ యజమానాయ ధేహి ధేహీది ధేహి ఈగ్యశ్చ చాసి ఆసి వంద్యః వంద్యశ్చ సవాజిన్ వాజిన్నాశుః ఆశుశ్చ చాసి ఆసి మేధ్యః మేధ్యశ్చ ప్రసప్తే సప్త ఇది సప్తే అగ్నిష్వాహ త్వా దేవైః దేవైర్వసుభిః వసుభిః సజోషాః వసుభిరిది వసుభిః సజోషాః ప్రీతం సజోషా ఇది సజోషాః ప్రీతం వన్హిం వన్హిం వహదు వహదు జాతవేదాః జాతవేదా ఇది జాతవేదాః స్తీర్ణం బరిః బరిః సుష్టరీమ సుష్టరీమా జుషాణ సుష్టరీమేది సుష్టరీమ జుషాణోరు ఉరు పృథు పృథు ప్రథమానం ప్రథమానం పృథివ్యాం పృథివ్యామిది పృథివ్యాం రేవేహరియుక్తం యుక్తమిది అది సజోషాః సజోషాః శ్యోనం సజోషా ఇది సజోషాః శ్యోనం గృణ్వానా కృణ్వానా సువితే సువితే దాతు దాత్మితి దాతు ఏతావు ఊహ అసుభగా ఆహ సుభగా విశ్వరూపా సుభగా ఇది సుభగా విశ్వరూపావి విశ్వరూపా ఇది విశ్వరూపా విపక్షోభి పక్షోభిశ్రయమాణా పక్షోభిరితి పక్షాభి శ్రయమాణా ఉద్ ఉదాదై ఆదైరిత్యాదై విశ్వాసీ సతీ కవశ కవశ శుంభమానా శుంభమానా ద్వార ద్వారో దేవీ దేవీ సుప్రాయణా సుప్రాయణా భవంతో సుప్రాయణా ఇది సుప్రాయణా భవంతి భవంతో అంతరా మిత్రావరుణ మిత్రావరుణా చరంతీ మిత్రావరుణేది మిత్రావరుణ చరంతీ ముఖం చరంతీ చరంతీ ముఖం యజ్ఞానామభి అభి సంవిధానే సంవిధానే ఇది సంవిధానే ముషాసా వాగం సుహిరణ్యే సుహిరణ్యే సుశిల్పే సుహిరణ్యే ఇది సుహిరణ్యే సుశిల్పే రతస్య సుశిల్పే ఇది సుశిల్పే రతస్య యోనో యోనా విహ విహ సాధయామి సాధయామీటి సాధయామి ప్రథమా వాం వాగం సరసినా సరసినా సువర్ణా సరసినేతి సారథినా సువర్ణా దేవౌ సువర్ణేతి సువర్ణా దేవౌ పశ్యంతౌ పశ్యంతౌ భువనాని భువనాని విశ్వా విశ్వేది విశ్వా అభిప్రయం చోదనా చోదనా వాం వాం విమానా విమానా హోతారా హోతారా జ్యోతి జ్యోతి ప్రతిశా ప్రతిశా దిశంతా ప్రతిషేది ప్రాదిశా దిశంతేతి దిశంతా ఆదిత్యే పునః నో భారతీ భారతీ వష్టో వష్టయజ్ఞం యజ్ఞం సరస్వతీ సరస్వతీ సహ సహ రుద్రై రుద్రైర్న నహావీర్ ఆవీరిత్యావీర్ ఇడోపహోదా ఉపహోదా వసుభి ఉపహోదేత్యుపాహూతా వసుభిస్ సజోషాః వసుభిరితి వసుభిః సజోషా యజ్ఞం సజోషా ఇది సా జోషాః యజ్ఞం నః నో దేవీ దేవీరమృతేషు అమృతేషు ధర్త ధర్తేతి ధర్త త్వష్టా వీరం వీరం దేవకామం దేవకామం విజాన దేవకామమితి దేవాకామం విజాన త్వష్టుః త్వష్టురర్వా అర్వా జాయతే జాయత ఆశుః ఆశురశ్వః అశ్వైత్యశ్వః త్వష్టేదం ఇదం విశ్వం విశ్వం భువనం భువనం విజాన విజాన బహోః బహోః కర్తారం కర్తారమిహ ఇహ యక్షి యక్షి హోతః హోతరితి హోతః అశ్వహృదేన హృదేన ఉత్పన్న్యా ఉత్పన్న్యా సమక్త సమక్త ఉప సమక్త ఇది సమక్త ఉప దేవాన్ దేవాగం ఋతుషః ఋతుషః పాథః ఋతుషైత్యదోషః పాథ ఏతో ఏత్యేతో వనస్పతిర్దేవలోకం దేవలోకం ప్రజానన్ దేవలోకమిది దేవాలోకం ప్రజానందగ్నినా ప్రజానందిది ప్రజానన్ అగ్నినా హవ్యా హవ్యా సరిదాని సరిదాని వక్షద వక్షదిది వక్షద ప్రజాపతే తపసా ప్రజాపతేరది ప్రజాపతే తపసా వారుధాన వారుధాన సద్య సద్యో జాత జాతోదిషే దిషే యజ్ఞం యజ్ఞమగ్నే అగ్న ఇత్యగ్నే సాహాకృతేన హవిషా సాహాకృతేనేది స్వాహాకృతేన అవిషాపురోగా పురోగా యాహి పురోగా ఇది పురహాగాహ యాహి సాధ్యా సాధ్యా హవి హవిరదంతు అదంతు దేవా దేవా ఇది దేవా ఓ పంచమకాండే ప్రథమ ప్రశ్న సమాప్తః